నమః. శ్రీ గణేశాయ నమః. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. 5వ శ్లోకం అందాము. యావత్ విత్తోపార్జన సక్తః తావత్ రక్తో నిజ పరివారః. ఓకే, తావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే. ఈ శ్లోకము మానవులు తమ జీవితంలో ఎదుర్కొనేటువంటి కొన్ని జటిలమైన సమస్యలకు అద్దం పడుతూ ఉంటుంది. మనిషి ఒక మానసిక స్థితిని బలంగా అలవరుచుకుని దానితో జీవిస్తూ ఉంటాడు. ఆ స్థితికి ఒక పేరుంది, దాన్ని ఏమంటారంటే మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ అని అంటారు. ఈ సిండ్రోమ్ అనే మాట విన్నారో లేదో మీరు? సిండ్రోమ్ అంటే అదే అనారోగ్యానికి వాడతారు ఆ పదాన్ని. ఇప్పుడు బాడీలో ఏదైనా అనారోగ్యం వచ్చినట్లయితే కొన్ని రకాల అనారోగ్యాలకు ఆ సిండ్రోమ్ అనే మాటను వాడతారు. లైక్ హాడ్గ్కిన్స్ సిండ్రోమ్ అంటాడు. అంటే అది హాడ్గ్కిన్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు ఆ అనారోగ్యాన్ని, దాన్ని ఆయన బాగా అధ్యయనం చేశాడు. ఆయన పేరు మీద ఆ వ్యాధి మెడికల్ లిటరేచర్లో అది రికార్డ్ అయి ఉన్నది. కాబట్టి హాడ్గ్కిన్స్ సిండ్రోమ్ వచ్చిందంటే అదేదో కిరీటం పెట్టినట్టు ఏమీ కాదు, అది ఒక అనారోగ్యం వచ్చినట్టు అర్థం. అలాగే మనస్సుకి సంబంధించి కూడా సిండ్రోమ్ అనే పదాన్ని వాడినట్లయితే అది కూడా మనస్సుకి ఒక దోషము. మనస్సుకి దోషము అంటే దీంట్లో గమనించాల్సింది ఏదో మీ మనస్సులో ఏదో దోషం ఉంది, మీరు తక్కువ వారు మేము ఎక్కువ వారము అలాంటి గేమ్ కాదు ఇది. మనస్సులో కనుక దోషం వచ్చినట్లయితే మీరు సఫర్ అవుతారు, మీరు ఇప్పుడు కష్టపడతారు. మనస్సులో ఆ దోషాన్ని తీసేస్తే మీరు తేలిక పడతారు. అది ఆ సిండ్రోమ్లో ఉన్న లక్షణం. అందుకు అది చర్చ. అంతేగాని మేము గొప్పవారం మీరు తక్కువ వారము అలాంటిది ఏమీ కాదు. సో మీకు మనస్సులో ఒక దోషము, ఆ తప్పుడు అభిప్రాయాన్ని మీరు ఫిక్స్ చేసి పెట్టుకున్నారనుకోండి, దాని మూలంగా మీరు చాలా కష్టపడుతూ ఉంటారు. మనందరి జీవితాల్లో ఇటువంటి అనుభవాలు ఉంటాయి, అందరికీ ఉంటాయి అనుభవాలు. సమస్య ఎక్కడ వస్తుందంటే జనులు అనుభవములను సరిగ్గా విశ్లేషణ చేసుకోలేకపోతారు. తమకున్న అనుభవాన్నే తాము సరిగ్గా విశ్లేషణ చేసుకోలేక ఏవేవో గురుడి నమ్మకములను పెట్టుకుని ఆ నమ్మకాల్లో ఈ అనుభవాన్ని చూపించి తప్పుడు కంక్లూషన్స్ డ్రా చేసి అలాగే సఫర్ అవుతూ ఉంటారు. అనుభవం వచ్చినా కూడా అనుభవాన్ని నుంచి నేర్చుకోలేకుండా అజ్ఞానంలోనే మిగిలిపోతారు. మిగిలిపోయి తద్వారా సఫర్ అవుతారు. ఎవరు పైవాళ్ళు ఎవరు సఫర్ కారు, ఎవళ్ళు అజ్ఞానాన్ని అట్టి పెట్టుకుంటే వాళ్ళే సఫర్ అవుతారు. కాబట్టి అటువంటి సిండ్రోమ్, మనస్సుకి సంబంధించిన సిండ్రోమ్ ఒకటి ఉన్నది, దానిని శంకరులు ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇవి కొంచెం చెప్పడానికి వినడానికి కూడా కరుకుగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. విని వాళ్ళకి ఏమిట్రా ఏదో సాయంకాలం మన ఏదో మంచి మాట నాలుగు చెప్తాడని వస్తే ఇలాగ మనల్ని ఈయన క్లాస్ పీకుతున్నాడు ఏమిట్రా అన్నట్టుగా ఉంటాయి. తెలంగాణలో ఓ పాట ఒకటి ఉంది, ఏందిరో దొరా ఏందిరో ఏందిరో ఈ పీకుడు ఏందిరో అని అలా అని ఓ పాట ఒకటి ఉంది. ఆ రకంగా ఏదో పాపం సాయంకాలం ఏదో రాముడో కృష్ణుడనో లేకపోతే ఏదో మంచి కథ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉండే కథ ఏదైనా చెప్తే కళ్యాణం గురించి చెప్పారనుకోండి బాగుంటుంది కదా. సో అలాంటిది ఏదైనా చెప్పకుండా ఈ మానవ జీవితాన్ని పట్టుకుని ఇలాగ దీన్ని సాగతీసి పీకిలాగి ఏమిటిది అని జనులు ఇష్టపడరు. కానీ మీరు జీవితాన్ని విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. విశ్లేషణ చేసి మీ మానసిక స్థితిని, మీకున్న జ్ఞాన అజ్ఞానముల యొక్క పరిస్థితిని అంచనా వేసుకోకపోతే మనుష్యులు అజ్ఞానంలోనే జీవిస్తూ అలాగా కష్టాలు పడుతూ ఉంటారు. కాబట్టి శంకరులు కొంచెం కరుకైన విషయమైనా ఆయన ఒక శ్లోకంలో ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ఆ చెప్పడం యొక్క తాత్పర్యం మళ్ళీ వైరాగ్యమును కలిగించుటయే. అగరబత్తి ఆర్పేశారా, ఇంకా వెలుగుతుందా? అది కొంచెం ఆర్పేయండి. చూడండి, నేను అలా పసిగట్టేశాను, ఎలా పసిగా. మీకు ఆర్పడానికి మీకు భయం వేస్తే నాకు ఇచ్చేయండి, నేను ఆర్పేస్తా. అంటే మీకు ఏమైనా సెంటిమెంట్ ఉంటే మీరు నాకు నా చేతిలో పెట్టేయండి, నేను ఆర్పేస్తా. నేను ఎలా పసిగట్టానో చూడండి. నేను కాదు పసిగడతా, నా కంఠం పసిగట్టింది, ముక్కు పసిగట్టింది. అది అలాగట్టి పెడితే ఇంకా నా మాట మరింత దిగజారిపోతుంది. వస్తూ మీరు గమనించారో లేదో, అగరబత్తి చాలా పొల్యూటింగ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. అగరబత్తిలో వాళ్ళు ఉపయోగించే సెంట్స్, నేను కొంచెం టాపిక్ మార్చి చెప్తున్నాను, వాళ్ళు ఉపయోగించే సెంట్స్ వాడతారు కదా, ఆ సెంట్స్ చాలా పూర్ క్వాలిటీ సింథటిక్ సెంట్స్ని వాడతారు. మంచి క్వాలిటీ ఏం వాడరు, ఎందుకంటే నిప్పుల్లో పోసేదే కదా ఎలాగానో. ఇంకా మంచి క్వాలిటీ ఎందుకు? క్యాంఫర్ కూడా అంతే. క్యాంఫర్లో వాళ్ళు అన్ని రకాలు కల్తీ చేసేస్తారు, ఎందుకంటే నిప్పుల్లో పెట్టేదానికి కల్తీ చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే ప్యూర్ 100% ఎందుకు? నిప్పులో పెట్టేదే కదా. అంచేత 100% క్యాంఫర్ తీసుకుని ఓ 50% ఏదో మట్టో మషానో కలిపేసి ఇంత చేస్తాడు. ఇంగు ఒకటి, క్యాంఫర్ ఒకటి, ఇవన్నీ కల్తీలు. అడల్టరేషన్లో మన వాళ్ళు దిట్టలు. ఇక ఈ అగరబత్తి అయితే రంపపొడి, రంపపొడికి కొంచెం గమ్ ఒకటి పెట్టి దాంట్లో ఈ ప్యూ ఈ చీప్ సింథటిక్ పెర్ఫ్యూమ్స్ ఉంటాయి, చాలా చీప్ క్వాలిటీ, వాటిని స్ప్రింకిల్ చేసి ముద్ద చేసి ఇలా చేసి ఎండబెట్టేసి మళ్ళీ పెట్టేసి దానికి మీద ఏదో మంచి పేరు ఒకటి పెట్టి భక్తుడికి భగవంతునికి అనుసంధానం చేస్తుంది ఈ అగరబత్తి పొల్లనే ఓ మాట ఒకటి చెప్పి జనాల్ని బుమ్రాహ చేస్తూ వ్యాపారం చేస్తూ ఉంటారు. మీరు అనుకుంటారు ఎక్కువ అగరబత్తులు వెలిగించి పొగ ఎక్కువ పెడితే దేవుడు సంతోషపడిపోతాడు అనుకుంటారు. పిచ్చి దేవుడు రాయి అయిపోయి ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు, కానీ లేకపోతే మీరు చేసే సేవలకి పారిపోతాడు అక్కడ. మీరు కాలాంతక నరాంతక దేవాంతకులు, దేవుణ్ణి నిద్రపోనివ్వరు, తిండి తిననివ్వరు, గాలి పీల్చుకోనివ్వరు. వస్తూ అగరబత్తి, ఒక అగరబత్తి ఊరికే శాస్త్రానికి వెలిగిస్తే సరిపడుతుంది. వల్లెళ్ళు అదే పొల్యూషన్, మీరందరూ ఆ పొల్యూషన్లో కష్టపడతారని నా తాపత్రయం, అంతకంటే ఇంకేం కాదు. అస్తూ సో శంకరులు కొంచెం కరుకుగా ఈ విషయాన్ని వైరాగ్యం కలిగించడం కోసం ఈ మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్, దాని నుంచి వీటి బయటపడాలి. అంటే దాని అర్థం ఫ్యామిలీ వాళ్ళని ఇబ్బంది పెట్టమని కాదు, అసలు నిజానికి ఉన్నదంతా ఫ్యామిలీకి ఇచ్చేయమనే చెప్పేది. నువ్వు అసలు ఏది పెట్టుకోవద్దు, అంతా ఇచ్చేసే, వాళ్ళని హ్యాపీగా ఉండు మనం, వాళ్ళ మీద నువ్వు మానసికమైన పరాధీనత పెట్టుకోవద్దు అని బోధ. అదే వైరాగ్య బోధ, కొంత కరుకుగా ఉంటుంది. ఈ శ్లోకం సందర్భంలో నాకేమనిపిస్తుందంటే, మానవుడు సంఘజీవి, అంటే ఒంటరిగా బతకలేడు. అంటే అడవికో కొండకో కోరకో పోయి ఒక గుహలోనో ఎక్కడో పడి ఒంటరిగా ఉండేవాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళు ఏకాంతంలో ఉండిపోతారు. ఏకాంతంలో ఉండాలంటే అడవికి వెళ్ళక్కర్లేదు. అడవులు అసలు ఎక్కడ మిగిలే, అమెరికా ఇండియాలో అడవులే లేవు. అడవులకు వెళ్ళాలంటే మీరు ఆఫ్రికాకో అమెరికాకో వెళ్ళాలి. ఇండియాలో అడవులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడైనా అడవి కనపడితే నరికేసి అక్కడ ఇల్లు కట్టేస్తున్నారు. సో కాబట్టి అడవులు ఏం మిగలేదు, మీరు ఇంట్లోనే ఏకాంతంగా ఉండాల్సి ఉంటుంది. అస్తూ అది వేరే టాపిక్. కాబట్టి అలా ఏకాంతంలోకి ఉపసంహారం అయిపోయి నివృత్తి ప్రధానంగా ఉండే మహాత్ములు కొద్దిమంది ఉంటారు. వాళ్ళని పక్కన పెడితే సామాన్యంగా జనులు సంఘజీవులుగా ఉంటారు. అంటే సంఘంలో జీవించాలి, సంఘం అంటే 10 మందిలో కలిసి జీవించాలి. మళ్ళీ కుటుంబంలో, కుటుంబం కూడా ఒక చిన్న సైజు సంఘం, పెద్ద సైజు సంఘం మా కులము మా వర్గము, అది పెద్ద సైజు సంఘం. మొత్తానికి ఏదో సంఘంలో మనిషి జీవిస్తూ ఉంటాడు ఈ సంఘజీవి. సంఘజీవి అంటే అర్థం ఏమిటి, మీ చుట్టూ ఇంకో 4 లేకపోతే మీరు మానసికంగా సుఖంగా ఉండలేకపోతారు, కురింగిపోతారు కూడా ఒకప్పుడు. అంటే అర్థం అది మానసిక పరాధీనత అయింది కదా, సైకలాజికల్ డిపెండెన్స్ అయింది. అంటే అది మీరు క్లబ్లో చేరారనుకోండి, 10 మంది ఉన్న క్లబ్లో చేరారనుకోండి, ఎందుకు చేరినట్టు? మీరు ఏకాంతంలో ఉండలేరు కనుక క్లబ్లో చేరాల్సి వచ్చింది. మీకు అటువంటి ఒక బలహీనత ఉండబట్టే క్లబ్లో చేరాల్సి వచ్చింది. క్లబ్లో చేరితే అక్కడ ఇటువంటి వాళ్ళందరూ, ఇటువంటి బలహీనత గల వాళ్ళందరూ అక్కడ జమ అవుతారు. కాబట్టి అక్కడ ఒకటికి ఒకటి సపోర్ట్. కాబట్టి ఆ రకంగా మనిషి సంఘజీవి అంటే అది మనిషికి బలమేమీ కాదు, అది మనస్సు మనోబలము కాదు. మనోబలము గలవాడు ఏకాంతంలో ఉంటాడు. మనోబలము లేకపోవటం చేతనే సంఘజీవిగా మనిషి జీవిస్తూ ఉంటాడు. అది ఒక పాయింట్. రెండవది, ఆ బలహీనతని మనం గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు దాని గురించి ఏం చేసే అక్కర్లేదు, వెంటనే సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడికో అడవిలోకో తేడారిలోకో పారిపోనక్కర్లేదు. విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది, 1. 2, మనిషి ఆర్థిక జీవి. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. ఫస్ట్ మనిషి సంఘజీవి, మనిషి ఆర్థిక జీవి. మ్యాన్ ఈజ్ అన్ ఎకనామిక్ యానిమల్. అంటే ధనాన్ని సంపాదిస్తే ఎకనామిక్గా ఇండిపెండెన్స్ వస్తుంది, లేకపోతే ఎకనామిక్ ఫ్రీడమ్ ఉండదు. చూడండి, ఎకనామిక్ ఫ్రీడమ్ చాలా అవసరం. ఫిజికల్ ఫ్రీడమ్, పొలిటికల్ ఫ్రీడమ్, ఎకనామిక్ ఫ్రీడమ్, ఇవి అవసరం. వేదాంతం ఈ మూడింటిని చెప్పదు. వేదాంతం చెప్పి ఫ్రీడమ్ ఇది కాదు. వేదాంతం సైకలాజికల్ ఫ్రీడమ్ అండ్ స్పిరిచువల్ ఫ్రీడమ్, వాటి గురించి మాట్లాడుతుంది, మోక్షము. కానీ ఇవి కూడా అవసరమేగా, ఎకనామిక్ ఫ్రీడమ్ ఉండాలి. అయితే తనకు ఎకనామిక్ ఫ్రీడమ్ ఉండాలి, కానీ తన భార్య తనపై, తన భార్యకు ఎకనామిక్ ఫ్రీడమ్ ఉండకూడదు. ఎందుకంటే భార్యకు ఎకనామిక్ ఫ్రీడమ్ ఉందనుకోండి, ఆవిడ చెప్పిన మాట విందు ఇంకా. సో హీ డజంట్ లైక్ ఇట్. బట్ అట్ ది సేమ్ టైం భార్య సంపాదించి డబ్బు మీద ఆకర్షణ లేకపోతే లోభం ఉందనుకోండి, అప్పుడు ఈ కాంప్రమైజెస్ ఆ ఎకనామిక్ ఫ్రీడమ్ ఉండడం వల్ల వచ్చే ఇబ్బందిని సహిస్తూ ఆ ధనం మీద ఉండే వ్యామోహంతో ఆమెను ధనాన్ని సంపాదించమని ఎంకరేజ్ చేస్తాడు. మనుషులు ఇలా ఉంటారు. దీంట్లో నేను ఎవరినో మిమ్మల్ని ఎవరినో తప్పు పడుతుందని మీరు అనుకోవద్దు. మనుషులు ఇలా ఉంటారు. సో లేడీకి ఎకనామిక్ ఫ్రీడమ్ లేదనుకోండి, వంటింట్లో పడి ఉంటుంది, చాకరీ అది చేస్తూ ఉంటుంది, పిల్లల్ని కంటుంది, వాళ్ళని పైకి తీసుకొస్తుంది, వీడు వాళ్ళని పెంచి పెద్ద చేస్తుంది లేడీ. వీడి ఇంటికి వచ్చేప్పటికీ అన్నం అది వండి వడ్డిస్తుంది. వీడేమో కుటుంబానికి కావలసిన ధనాన్నంతని సంపాదిస్తూ మగ మహారాజు అని విన్నారు ఎప్పుడైనా? ఆ విధంగా వెలుగొందుతాడు. ఎంతకాలం వెలుగొందుతాడు? డబ్బు సంపాదిస్తున్నంతకాలమును. డబ్బు సంపాదించడం మానేసిన తర్వాత మగ మహారాజు ముఖాన్ని ఒకసారి చూడాలి. అప్పుడు ఎలా ఉంటాడు? యావద్ విత్తోపార్జన సక్త, ఎంతవరకు అయితే ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో డబ్బు పోగేసి అందజేస్తూ ఉంటాడో, కుటుంబంలో పడేస్తూ ఉంటాడో, అంతవరకు కుటుంబ సభ్యులందరూ కూడా, భార్య, తల్లి, ముసలి తల్లి ఉన్నట్లయితే ఆమె కూడా, తండ్రి ఉన్నట్లయితే ఆయన కూడా, ఆయనకి ఏదో చుట్టాలకి వాటికి డబ్బులు ఇస్తూ ఉంటాడు కాబట్టి, సో ఆయన కూడా చుక్క చుట్టకో ముక్కుపోవడానికో ఏదో డబ్బులు ఇవ్వాలి కదా, పావలాయో రూపాయో ఏదో పడేస్తూ ఉంటాడు. కనుక ఆయన సరే, పిల్లలు చాక్లెట్లు అవి తీసుకొస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు, వీళ్ళందరూ కూడా ఈ మొగ మహారాజు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఆయన్ని భుజాల మీద ఎత్తుకుని ఊరేగిస్తూ చాలా ఉత్సాహంగా నడిపిస్తారు. ఆయన అంటున్నారు, శంకర్లు అంటున్నారు, నేను అంటున్న మాటేవి కాదు. యావద్ విత్తోపార్జన సక్త తావన్ నిజ పరివారో రక్త. అంతవరకు డబ్బు సంపాదిస్తున్నంతవరకు తన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ప్రీతిని కలిగి ఉంటారు. దీన్ని పురుషుడికి అక్కర్లేదు, స్త్రీకి కూడా అన్వయించవచ్చును. ఇప్పుడు స్త్రీ ఆరోగ్యంగా ఉండి చక్కగా కష్టపడి పనిచేస్తూ ఇల్లు వాకిలి క్లీన్గా పెట్టుకుని కూర అన్నం పప్పు ఇత్యాదులను చక్కగా తయారు చేసి వడ్డిస్తూ పిల్లల్ని సాకుతో ఉన్నంతవరకు స్త్రీపై పురుషునకు రెస్పెక్ట్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఆవిడ కనుక అనారోగ్యం చేసి మంచం పట్టిందనుకోండి, అందరికీ విసుగే. మనుషులు ఉపన్యాసం దంచటం ఒక ఉపన్యాసం చెప్పచ్చు, మనం దయ కలిగి ఉండవలను, ఉపన్యాసం తేలిగ్గా చెప్పగలుగుతారు, కానీ జీవితంలో ఆచరణలోకి వచ్చేప్పటికీ అది కష్టమే. నేను చూశాను అలాగా ఎంతోమంది స్త్రీలు, అంటే అందరి వాళ్ళని కాదు, కొద్దిమంది స్త్రీలు అనారోగ్యం పాలయ్యి ఏదో ఒక అనారోగ్యంతో సతమతమవుతో ఇంట్లో పని సరిగ్గా చేయలేక తాము ఇతరులకు పనిచేసి పెట్టడం మాట అట్లా ఉంచి ఇతరుల చేత తామే చాకరీ చేయించుకుంటూ ఉన్నప్పుడు ఆ భర్తకి ఆ స్త్రీపై రెస్పెక్ట్ ఉండదు. ఆమె బరువు అయిపోయినట్టుగా పైకి అనకపోవచ్చు, మనస్సులో ఏదో కొద్ది రోజులు సహిస్తే సహించవచ్చు. సహనానికి ప్రేమకి కూడా హద్దులు ఉంటాయి. కాబట్టి ఇటు పురుషుడు విషయంలో ఏది మనం చర్చిస్తున్నామో అది రివర్స్ డైరెక్షన్లో స్త్రీ విషయంలో కూడా సమానంగానే అన్వయిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండి డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నంత కాలము అందరూ ప్రేమగా ఉంటారు. తావన్ నిజ పరివారో రక్త. ఒకవేళ వీడు డబ్బు సంపాదించడం మానేసాడు అనుకోండి, పశ్చాజీవతి జర్జర దేహే, దేహము శిథిలమైపోతుంది, వీడు ఇంకా బతుకుంటాడు. పోతే గొడవ వదిలిపోతుంది, పోతే అక్కడతో ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. వీడు ఓ ఏడుపు ఏడు చేసి ఊరుకుంటాడు. ఒక ఏడుపే, మళ్ళీ ఇన్ని ఏడుపులు ఏడవడానికి టైం ఉండద్దు. మళ్ళీ డెత్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి, తర్వాత ఆ పెన్షన్ పేపర్లు చేసుకోవాలి. ఆ పూటకి ఏడి చేసి మొన్నటి డెత్ సర్టిఫికెట్కి వెళ్ళిపోవడమే, ఆ మండల ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోయి మా వారు పోయారు, నువ్వు డెత్ సర్టిఫికెట్ తయారు చేయి అని ఆ పేపర్లు సబ్మిట్ చేసుకుని తర్వాత పెన్షన్ పేపర్లు లేకపోతే మరో పిఎఫ్ పేపర్లు ఆ హడావిడిలో పడాలి కదా. బ్యాంకు వాడికి డబ్బు తెచ్చుకోవాలంటే ఈ సర్టిఫికెట్ అవసరం. కాబట్టి ఎవడైనా పోయాడంటే ఆ పూటకి డెత్ సర్టిఫికెట్ మాట ఎవడో మాట్లాడడం, మొన్నటి పొద్దున్న మాట్లాడి మొట్టమొదటి మాట డెత్ సర్టిఫికెటే. తప్పదండి, దీంట్లో ఎవరిని తప్పు పట్టేది ఏమీ లేదు. జీవితము అలాగే ఉంటుంది, సంసారం అలాగే ఉంటుంది. అది పూతి కోష్మాండము అంటారు. పూతి కోష్మాండము అంటే గుమ్మడికాయ లోపల కుళ్ళిన గుమ్మడికాయ, పైకి ఎలా ఉంటుంది చూడడానికి చాలా షేప్ కూడా చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది, తర్వాత రంగు కూడా పచ్చగా మెరిసిపోతూ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయనంత వరకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దాన్ని కొంచెం ఓపెన్ చేస్తే ఆ వాసనని మీరు తట్టుకోలేరు, అది కుళ్ళిపోయి ఉంటుంది లోపల. సంసారాలు అలాగే ఉంటాయి. దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగ దాన్ని నడిపించేస్తూ ఉన్నంతకాలము ఇట్స్ ఓకే. బట్ అది ఎప్పుడైనా డిస్టర్బ్ అయిందంటే దాని నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు, సమాధానాలు లేని ప్రశ్నలు ఇన్ని అన్నీ కావు. సంసారాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఉన్న మాటని కరాఖండిగా చెప్పుకోవడం కూడా కష్టమే సంసార సంబంధంలో. అలా కరాఖండిగా మాట్లాడాలంటే గృహస్థ ఏం మాట్లాడతాడు? సపోజ్ ఓ గృహస్థి ఇక్కడ కూర్చుని ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ మాట్లాడేసాడు అనుకోండి, ఆ అమ్మగారు కూడా పక్కనే ఉండి విన్నారనుకోండి, ఆ రాత్రి వాడు భోజనం పెట్టినట్టే. కాబట్టి ఈ ఇలాంటి కబుర్లు చెప్పాలంటే వాడు సన్యాసి సన్నాసి అయి ఉండాలి. సన్యాసి ప్రకృతి హీరో హై స్కూల్లో ప్రకృతి వికృతి చదివారు కదా, రెండు మార్కులు ఉంటాయి బిట్ పేపర్లో అదే మరి. కాబట్టి దీనికి సన్యాసులే దీనికి ఈ మాటలు చెప్పడానికి అర్హులు, ఎందుకంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్, దేర్ ఫార్ దే కెన్ ఓపెన్లీ స్పీక్. కాబట్టి వాడు పెద్ద వయసు వచ్చేసింది, శరీరము శిథిలమైపోయింది, ఇంకా బతికున్నాడు. జీవతి, జీవతి అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అది, ఆ సాంస్క్రిట్ వర్డ్. అంటే మీరు సంస్కృతం చదువుకున్న వాళ్ళు తక్కువైతే నేను చెప్పలేను కానీ సంస్కృతం బాగా చదువుకున్న వాడికి తెలుస్తూ ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇంకా హీ ఈజ్ లివింగ్. అప్పుడు వీడిని ఏం చేస్తారంటే ఓ మూల పారేస్తారు. పాత నులక మంచం ఒకటి చూసి అది ఒక మూల అరుగు మీద, అరుగు ఎవరికి అవసరం లేదు, ఖాళీగా పడి ఉంటుంది, అరుగు మీద పారేయడం. అయితే అరుగు మీద అయితే వీధిలో వెళ్ళి వాళ్ళందరూ చూస్తారు, చూసి కామెంట్ కూడా చేసుకుంటారు. కాబట్టి ఇంటి వెనకాల ఏదైనా అవుట్ హౌస్ లాంటిది ఉంటే అక్కడ ఈ పాత నులక మంచం వేసి ఈయన దాంట్లో పడేయడం, ఇంకెక్కడికి కదలలేక దాంట్లో పడి ఉంటాడు, అక్కడే కుమిలిపోతూ బతుకుతాడు. పొద్దున్న ఒక పుట్టి ఓ బిస్కెట్టు, మధ్యాహ్నం రెండు మెతుకులు, రాత్రి రెండు మెతుకులు ఆయనకి ఇచ్చేస్తే అది మింగి అక్కడ పడి ఉంటాడు. ఇవ్వడానికి ఈ అమ్మగారు పిల్లాడిని పిలిచారే, ఈ అన్న కంచంలో అన్నం పెట్టాను వెళ్ళి మీ తాతకి ఇచ్చేసిరా అని ఆ పిల్లాడి చేత పంపిస్తుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ రావాలంటే ఆవిడకి కళి ఉండొద్దు. ఈ ముసలైన ఎప్పటికేం తెలియని వ్యవహారం ఏం కాదు ఇది, ఆవిడ కళి కూడా ఉండదు. కాబట్టి ఈ పిల్లలు ఉంటారు కదా, ఈ పిల్లాడేమంటాడు, ఇప్పుడు నాకు కళ్ళు లేదమ్మా నేను కబడ్డీ ఆడుకుంటున్నాను అంటాడు. అరే నేను ఒక్క దెబ్బ కొడతాను వెళ్ళరా, తర్వాత ఆడుతూ కానీ కబడ్డీ వచ్చి కంచం తీసుకెళ్ళి మీ తాతకి ఇచ్చిరా అని ఆవిడ కోకలేస్తుంది. వాడు నన్ను ఇలాగే డిస్టర్బ్ చేస్తావు నువ్వు అని వాడు వేలు మొహం పెట్టి వచ్చి ఆ కంచం తీసుకెళ్ళి తాత దగ్గర పెట్టేసి మళ్ళీ కబడ్డీకి వెళ్ళిపోతాడు. ఎప్పుడో మగ మహారాజు ఏడింటికి వస్తాడు కొడుకు, అతనికి తండ్రి గురించి సండే గుర్తుకొస్తే గొప్ప. అతనికి మాత్రం ఖాళీ ఎక్కడ, ఆఫీసులో 10 గంటలు 8 గంటలు పనిచేస్తూ ఉంటాడు, ఇంట్లో వ్యవహారాలు ఉంటాయి, భార్యని కోపం రాకుండా ఆవిడని సర్దుబాటు చేసుకుంటూ ఉండాలి. ఈ ముసలాయిని పట్టించుకునే ఖాళీ అతనికి మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి ఖాళీ లేదండి. పిల్లలేమో ఆడుకునే హడావిళ్ళు ఉంటారు, ఎప్పుడు తాతకి ఇది ఇవ్వు తాతకి అది ఇవ్వు అని మమ్మల్ని ప్రాణం తీస్తున్నారు వీళ్ళని పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. తాత దగ్గర ఇవ్వడానికి చాక్లెట్ కూడా ఏమీ లేదు. ఇలా ఉంటారు, జీవితం ఇలా ఉంటుంది. నేను ఓ ప్రిన్సిపల్ పెట్టుకుని నేను గత కొన్ని సంవత్సరాలుగా ఆ నియమాన్ని పాటించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆ సందర్భాన్ని బట్టి ఎవడైనా వృద్ధుడు ఉన్నట్లయితే వృద్ధుడికి ఏ రకమైన సేవ అయినా సరే వెనుకాడకుండా చేయుట. ఎందుకంటే వృద్ధుడు నిర్వీర్యమై ఉంటాడు, పవర్లెస్ హెల్ప్లెస్గా ఉంటాడు. హెల్ప్లెస్గా ఉన్నవాడికి మనం చేసిన సేవయే యథార్థమైన సేవ. అతనికి మనం ఎకనామిక్గా కొంచెం పెన్షన్ ఇచ్చారనుకోండి, వృద్ధుడు పురుషుడు కానీ స్త్రీ కానీ సమ్ పెన్షన్ యోగ్యం, దట్ ఎంపవర్స్ ది పర్సన్, ఎంపవర్మెంట్ అంటారు. మీరు పెన్షన్ ఇచ్చినట్లయితే అతని దగ్గర 200 300 డబ్బు ఉందనుకోండి, చాక్లెట్లో ప్యాకెట్ కొంత పెట్టుకుంటాడు. నాన్న అని మనవాడిని పిలిచి చాక్లెట్ ఇస్తాడు, మనవరాల్ని పిలిచి ఇంకో చాక్లెట్ ఇస్తాడు, వాళ్ళు ఖుషి అయిపోతారు. తాత దగ్గరికి వెళ్తే చాక్లెట్ దొరుకుతుందనే ఫీలింగ్ వాళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాళ్ళు హే తాతకి కాఫీ నేను తీసుకెళ్ళి ఇస్తానని వాళ్ళు ఏమో పోటీ పడతారు. తాతకి నేను టిఫిన్ పెట్టుకెళ్ళి ఇస్తానని కొడుకు కూతురు ఏ నువ్వు కాదు నేను నిన్న నువ్వు ఇచ్చే ఇవాళ నేను ఇస్తాను అని పోటీ పడతారు. దాన్ని ఎంపవర్మెంట్ అంటారు. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. మానవుడు సంఘజీవి, మానవుడు ఆర్థిక జీవి, ఈజ్ అన్ ఎకనామిక్ యానిమల్. కాబట్టి సంఘజీవిగా ఎకనామిక్ యానిమల్గా ఉన్నప్పుడు ఎకనామిక్ ఫ్రీడమ్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేస్తే మంచిది. మీరందరూ జీవితంలో బాగా అనుభవం గలవారు, మీరు గమనించే ఉంటారు నేను చెప్పే మాట. మన ముందు తరం వాళ్ళు పెద్దవాళ్ళు ఎకనామిక్ ఫ్రీడమ్ లేకుండా బతికేరు. వాళ్ళు పెద్ద వయసు వచ్చేప్పటికీ పిల్లల మీద ఆధారపడి బతికేవారు. పిల్లలు మనయార్థ చేస్తే ఉంది లేకపోతే లేదన్నట్టుగా పల్లెటూళ్ళలో కష్టపడేవాళ్ళు. ఈనాడు తరం వాళ్ళు అలా లేరు. ఈనాడు తరం వాళ్ళు కొంచెం తెలివి మీరి అవసరం, తెలివి తెచ్చుకొని ఎకనామిక్గా మనం ఇండిపెండెంట్గా ఉండాలి, పిల్లల మీద ఆధారపడవద్దు. పిల్లల మీద ఆధారపడితే అది పిల్లలకి ఇబ్బందే మనకి ఇబ్బందే అనే తెలివితేటలు తెచ్చుకుని పిల్లల్ని చదువులు చదివించి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి సంపాదించి పెట్టి వాళ్ళు పెళ్ళి అవి చేసుకుని వాళ్ళు లేచకపోయిన తర్వాత వాళ్ళని పంపించేసి వీళ్ళు ఎకనామిక్లీ ఇండిపెండెంట్గా సొంత ఇంట్లోనో లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లోనో ఎక్కడో పడి ఇండిపెండెంట్గా ఉంటున్నారు. అదో కొంత నయం. అటువంటి ఇండిపెండెన్స్ లేని వాడి యొక్క జీవితంలో కొన్ని కష్టాలు తప్ప. కాబట్టి ఇక్కడ 3 ఇష్యూస్ ఉన్నాయి, నేను బ్రీఫ్గా చెప్పేస్తున్నాను, ఊరికే దీన్ని సాగతీయక్కర్లేదు, మీరందరూ జీవితానుభవము గలవారే. 1, ఎకనామిక్ ఇండిపెండెన్స్, ఎకనామిక్ ఫ్రీడమ్ కలిగి ఉండాలి. సో భార్య భర్త పైన, భర్త భార్య పైన డిపెండెంట్గా, సైకలాజికల్లీ డిపెండెంట్గా ఉన్నట్లయితే ఈ సైకలాజికల్ డిపెండెన్స్ యథార్థమైన ప్రేమకు ఒక అవరోధం అవుతుంది. అదొకటి గమనించాలి. 2, పెద్ద వయస్సులో ఉన్న వాళ్ళని ప్రేమించటం అభ్యాసం చేయాలి. పెద్ద వయస్సులో ఉండే డిసడ్వాంటేజ్, చాలా ఇబ్బందులు ఉంటాయి, దాన్ని వయస్సులో ఉన్నవాళ్ళు అర్థం చేసుకోలేరు. దానికి మీరు అవ్వక్కర్లేదు, నేను అవ్వక్కర్లేదు, ఎవడైనా అంతే. వయస్సులో ఉన్నప్పుడు మీకు అది అర్థమవదు, అది వయస్సు ఉడిగిన తర్వాతనే అర్థమవుతుంది. కాబట్టి చాలా పెద్ద మనస్సు ఉండి ఆయన వయస్సు ఉడిగినవాడు పెద్ద వయస్సులో ఉన్నాడు, ఆయనకి ఏవో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని తెలుసుకుని సెన్సిటివ్గా సర్వీస్ చేసేందుకు వాడు చాలా ఉదారమైన మనస్సు కలిగిన వాడై ఉండాలి. అటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. నెంబర్ టూ, తల్లిదండ్రులను తమ వద్దనే పెట్టుకోవాలి అనే ఛేదస్థం అనవసరం. ఎందుకంటే తమ వద్దనే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి మనం సరైన సేవను అందించలేకపోతామేమో అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ అలా అందించగలిగితే పర్వాలేదు, బట్ తమ దగ్గరనే ఉంచుకోవాలి అనే నియమం అనవసరం. వానప్రస్థాశ్రమాన్ని మన మహర్షులు నిర్దేశించారు. ఆ నిర్దేశించిన ప్రకారం తల్లిదండ్రులు పిల్లల వద్దనే ఉండాలని వాళ్ళు అనలేదు. వాళ్ళు ఏమన్నారంటే తల్లిదండ్రులు పిల్లలకి దూరంగా ఉండడమే మంచిది అని చెప్పినారు. అంటే అన్ని సందర్భాల్లోనూ అది సంభవము కాకపోవచ్చు. ఈ రోజుల్లో ఇంటి అద్దెలు ఇటువంటి ఒక ఇంట్లో ఉంటే అద్దె సరిపడుతుంది, రెండు ఇళ్ళు పెట్టాలి అద్దె పెట్టాలంటే కష్టమవుతుంది. అటువంటి ఇబ్బందులు ఉంటే ఉండవచ్చు. కాబట్టి ఆయా పరిస్థితులకు తగ్గట్టుగా ఈ ప్రిన్సిపుల్ని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అన్నిటికీ ఒకే రూల్ పెట్టడానికి కూడా వీలుండదు. వీలైతే తల్లిదండ్రులు పిల్లలకి దూరంగా ఉండడంలోనే మంచి గలదు. ఎందుకంటే ఆ ప్రేమలు నిలబడతాయి 4 కాలాల పాటు. కొంచెం దూరంగా ఉంటే ఆ ప్రేమ నిలబడుతుంది. అందరూ ఒకళ్ళు కూర్చుంటే కొంత అనాదరము కలిగే అవకాశం ఉంటుంది. ఇది పెద్దలు పిన్నలు కూడా గమనించాల్సి ఉంటుంది. 2, ఇక 3 పాయింట్, జీవతి. మనము జీవించి ఉన్నంతకాలము పురుషులు కానీ స్త్రీ కానీ మనం యాక్టివ్గా కష్టపడి పనిచేసే విధంగా జీవించాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. అంటే మీరు అనొచ్చు లక్ష్యం పెట్టుకుంటే సిద్ధిస్తుంది అని. సిద్ధిస్తుంది, మీరు లక్ష్యం పెట్టుకోవడాన్ని బట్టి ఉంటుంది. మీరు ముందు నుంచి నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, ఇంక వాటికి ఒక వీల్ చైర్ తెచ్చేసి పెట్టుకుంటే మంచిది అని ప్లాన్ చేసేస్తే మీ మోకాళ్ళు ఇంకెందుకు పనికిరావు, ఇంకా వీల్ చైర్లోనే గడపాల్సి ఉంటుంది జీవితం. ఎందుకంటే మీరు ఏది కోరుకుంటే అది అవుతుంది. నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేట్లా ఉన్నాయర్రా, ఇంకా వీల్ చైర్ కొంటారా అంటే ఇంకా వీల్ చైర్ పరిస్థితి అయిపోతుంది. మీరు ఏదనుకుంటే అది అవుతుంది. నేను పెద్ద వయసులో ఇటు తిరగలేకపోతానేమో, నాకు ఒక కర్ర కొనిపెట్టండి అంటే ఇంకా మీరు తిరగలేకపోతారు. మీరు ముందే మీకు మీరే శాపనార్థం పెట్టుకోకూడదు. మీరు ఎలా ఉండాలంటే లాస్ట్ మినిట్ దాకా నేను వర్క్ చేస్తూనే ఉంటాను, ఐ విల్ డై ఎట్ ది వర్క్ స్టేషన్ అన్నట్టుగా ఉండాలి. స్త్రీలైతే నేను ఇంటి పనులన్నీ నేనే చేసుకుని నేను ఆరోగ్యంగా ఉంటాను. వయస్సులో ఉన్నప్పుడు చకచక చేసుకుంటారు, వయస్సు తగ్గిన తర్వాత స్లోగా చేసుకుంటారు. వయసులో ఉన్నప్పుడు ఇంత పని చేస్తే వయస్సు తగ్గిన తర్వాత ఇంత పని చేస్తారు. కాబట్టి వర్క్ స్టేషన్లోనే ప్రాణాన్ని విడిచిపెట్టాలి తప్ప ఐసీయూలో వైర్లు అన్నీ పెట్టేసుకుని ప్రాణాన్ని విడిచిపెట్టడం అంత యోగ్యమైన జీవితము, అంత యోగ్యమైన మరణము కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీకృష్ణుడు భగవద్గీతలో వర్ణించిన మరణం ఒకటి గలదు, ఆ విధంగా మనం మరణించగలుగుతామా అని ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, లక్ష్యాన్ని మీరు పెట్టుకుంటే సాధించగలుగుతారు. శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే భగవద్గీతలో, సో ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ యహ్ ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం అని 8వ అధ్యాయంలో వస్తుంది. కాబట్టి నా కోరిక ఎలా ఉండాలంటే, నేను ప్రాణాన్ని విడిచిపెట్టే సమయం వచ్చినప్పుడు నడుము నిటారుగా పెట్టుకుని నిటారుగా కూర్చుండి కన్నులను అలవోకగా మూసుకుని మెల్లగా గాలిని పీల్చి విడిచిపెడుతూ ఆ విడిచిపెట్టే సమయంలో ఓంకారాన్ని ధ్యానం చేస్తూ, ఆ విధంగా ఓంకార ధ్యానం చేస్తూ దేహాన్ని నేను విడిచిపెట్టాలి. అదే ఆ శ్లోకం. ఆ శ్లోకం యొక్క తాత్పర్యంతో మీకు చెప్పేశాను. ఆ విధంగా మరణాన్ని పొందాలి అని అపేక్షించాలి. అంతే తప్ప తర్వాత మరణం అనే ప్రసక్తి ఎందుకండి, ఇంటి నట్టింట్లో కూర్చుని అమంగళపు మాటలు మాట్లాడుతున్నారే అని అనకూడదు. మరణమును పరిశీలించి మరణము యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకుని దానిని ధైర్యంతో చిరునవ్వుతో ఎదుర్కోవాలి తప్ప మరణాన్ని మనకి నచ్చని టాపిక్ని కార్పెట్ కిందకి తోసేసి దానికేసి చూడ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లుగా ఉండరాదు. కాబట్టి ఇవి 3 ఇష్యూస్ నేను చెప్పాను. 1, 2, 3. థర్డ్ ఏమిటంటే పురుషుడు కానీ స్త్రీ కానీ లాస్ట్ మినిట్ దాకా కూడా చేతనైనంత వరకు తన పనిని చేస్తూ దేహాన్ని త్యాగం చేయాలి. ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఓంకార ధ్యానం చేస్తూ త్యాగం చేయాలి. అంటే ఏం చేయాలి, మనం జీవితం అంతా ఆ విధంగా జీవించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీకు దృష్టాంతం, మన మాజీ ప్రెసిడెంట్ అబుల్ కలాం గారు, ఆయన దేహం ఎలా త్యాగం చేశారో మీరు ఎరుగుదరా. ఆయన షిలాంగ్లో ఒక యూనివర్సిటీలో ఒక లెక్చర్ ఉంది ఆయన్ని, ఆ లెక్చర్ చెప్పడానికి వెళ్ళారు. ఆ పోడియం దగ్గర నిలబడి లెక్చర్ చెప్తున్నారు ఆయన, నేనైతే కూర్చునైనా చెప్తున్నా. ఆయన నిలబడి లెక్చర్ చెప్తూ చెప్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. ఎవట్రాని గబగబా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ప్రాణం పోయింది ఆయన్ని. అంటే సగం లెక్చర్ చెప్పేశారు అప్పటికే. అంటే ఆయన హీజ్ ఎ టీచర్ కాబట్టి ఆయన విద్యార్థులకు బోధిస్తూ బోధిస్తూ దేహాన్ని త్యాగం చేశారు. అంటే వర్క్ స్టేషన్లో ప్రాణాలని విడిచిపెట్టుట అంటే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అటువంటి లక్ష్యము మనస్సులో ఉన్నట్లయితే మీరు ఆ విధంగానే జీవితాన్ని కొనసాగించగలుగుతారు. తర్వాత ఆహార నియమము, తర్వాత ఎక్సర్సైజ్ నియమము, వీటి విషయంలో ఎంత చెప్పినా తక్కువే అని అనవచ్చు. ఆహార నియమాన్ని పాటించాలి. అందులో మధ్య 45-50 మధ్యలో మీరు ఆహార నియమాన్ని పాటించకపోయినట్లయితే మీ వృద్ధాప్యము కఠినంగా తయారవుతుంది. ఇంకా అప్పటి నుంచి 45-50 వచ్చినప్పటి నుంచి పురుషులు కానీ స్త్రీలు కానీ తమ యొక్క ఆరోగ్యం విషయంలో తెలుసున్న వారి యొక్క సలహా సంప్రదింపులను చేస్తూ అప్పుడప్పుడు పరీక్షలో యథోచితంగా చేయించుకుంటూ ఆరోగ్యాన్ని, ఆరోగ్య సూత్రాలని పాటిస్తూ మీరు శరీరాన్ని ఆరోగ్యంగా అట్టిపెట్టుకోవచ్చు. దాని ప్రయోజనము లాంగ్ లైఫ్ కాదు, లాంగ్ లైఫ్ అనవసరం, లాంగ్ లైఫ్ కోరుకోకూడదు. ఏం చేస్తారు లాంగ్ లైఫ్, కలర్ లేకుండా మంచం మీద పడి ఇంకో 10 ఏళ్ళు బతికితే మాత్రం ఏమిటి ఉపయోగం. లాంగ్ లైఫ్ కాదు, క్వాలిటేటివ్ లైఫ్. బతికున్నంతకాలము క్వాలిటీగా బతకాలి తప్ప ఎక్కువ కాలం బతకాలి అనేది తెలివి తక్కువ. అంచేతనే చిరంజీవ ఆయుష్మాన్ భవ అనే ఆశీర్వచనాలు ఉండకూడదు, అవి అనవసరపు ఆశీర్వచనాలు. అలాగే ఈ కర్మకాండలో ఆయుష్య హోమం చేస్తూ ఉంటారు. ఆయన వయస్సు 80, ఆయుష్య హోమం చేస్తే ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడు అనుకోండి. ఆ 10 ఏళ్ళు ఎలా ఉంటుంది బతుకు? కొలెస్టెరాల్ మందులు, ఈ మందులు, ఆ మందులు, డాక్టర్లు. ఒక డాక్టర్ కాదు, ఇప్పుడు అందరూ స్పెషలిస్టులు అయిపోయారు. పూర్వం జనరల్ డాక్టర్ ఉండేవాడు, అన్నిటికీ ఆయన దగ్గరికి వెళ్ళేవాడు, ఏదో మంది ఇచ్చేవాడు, మింగి పడి ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, కాలుకో డాక్టరు, ముక్కుకో డాక్టరు, ఎడమ చెవికో డాక్టరు, కుడి చెవికి మరో డాక్టరు. కాబట్టి ఇప్పుడు పెద్ద వయసు వచ్చాక ఎంతమంది డాక్టర్లు అవసరం అవుతారో తెలుసిన? సుమారు 80-90 డాక్టర్లు అవసరం అవుతారు. ఎందుకంటే కాలు ఏ ప్రతి అంగానికి ఒక్కొక్క డాక్టర్, కిడ్నీకి ఒకడు, కాలేయానికి ఒకడు, ఇంటెస్టైన్స్, బిగ్ ఇంటెస్టైన్స్కి ఒకడు, స్మాల్ ఇంటెస్టైన్స్కి ఒకడు డాక్టర్లు. కాబట్టి అలా ఉండకూడదు. కాబట్టి ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఉండాలి. తర్వాత ఇంకొక రహస్యం చెప్పేసి ఆ శ్లోకం ముగిస్తాను నేను. మనస్సు శుద్ధముగా ఉన్నంత వరకు దేహము ఆరోగ్యంగానే ఉంటుంది, దేహారోగ్యం చెడదు, జనరల్గా చెడదు. ఇంకా ప్రారంభం అనేది ఒకటి ఉన్నది, వయస్సు యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఆ కారణంగా ఏదైనా కొంత అనారోగ్యం చేసినా మనం అనారోగ్యాన్ని మేనేజ్ చేయగలుగుతాం, ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము మందు మాకు వేసుకుని. కాబట్టి ఆరోగ్య సూత్రములను పాటించుట సైన్స్ బాగా అభివృద్ధి చెంది ఉన్నది. సైన్స్ అంటే జ్ఞానమునకే సైన్స్ అని పేరు. సైన్స్ వేరే, జ్ఞానం అంటే ఇంకొకటి అని అనుకోరాదు. కాబట్టి సైన్స్ ప్రకారంగా ఆరోగ్య సూత్రాలను తెలుసుకోవాలి. మా ముత్తాతగారు అలా చెప్పారు, మా అమ్మగారు అలా చెప్పారు అనకూడదు. మీ ముత్తాతగారు ఎంతకాలం జీవించారు, మా అమ్మగారు వాళ్ళు ఏం కష్టపడ్డారు, మీకేం తెలుసు. ఇలాంటి ప్రూఫ్ లేనటువంటి ఉత్తుత్తి కబుర్లతోటి వెలువ ఇవ్వకూడదు. డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, గుడ్ ఫిజీషియన్ని కన్సల్ట్ చేయాలి. ఆహారం గురించి ఏదైనా తెలుసుకోవాలన్నట్లయితే గుడ్ న్యూట్రిషనిస్ట్ ఉంటాడు, హాస్పిటల్స్లో ఉంటారు మంచి విద్వాంసులు ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ చేయాలి. లేకపోతే కన్సల్ట్ చేసిన వాళ్ళని కన్సల్ట్ చేయాలి. ఏదో ఒకటి చేయాలి, జ్ఞానాన్ని సంపాది తెలుసుకుని ఈ వ్యవహారాలు అంతటి చూసుకోవాలి. ఆ శ్లోకం అందాము. యావద్విత్తోపార్జన సక్త తావన్నిచ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్చతి గేహే. ఈ శ్లోకంలో చెప్పినట్టుగా మన ఇంట్లో పెద్దల్ని మనం ట్రీట్ చేయకూడదు అది కూడా. ఓకే, ఈ శ్లోకంలో ఎలా చెప్పారు అంటే శ్లోకంలో ఒక పద్ధతిని వివరించారు కదా, సరిగ్గా ఆ శ్లోకంలో చెప్పినట్టుగానే మీరు ఇంట్లో పెద్దల్ని ట్రీట్ చేసినట్లయితే అది అన్యాయం అయిపోతుంది. ఓకే, అలా చేయకూడదనే అభిప్రాయంతో అలా చెప్పారు. తర్వాతి శ్లోకం కూడా ఇటువంటి అభిప్రాయాన్నే కలిగి ఉన్న శ్లోకం, వైరాగ్యం కోసం వచ్చిన శ్లోకాలు ఇవి. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఇప్పుడు ఈ పైన చెప్పిన శ్లోకాన్ని కంటిన్యూషన్ అని అనుకోవచ్చు. ఇటువచ్చి ఈ శ్లోకంలో మొదటి సగము పైన చెప్పిన శ్లోకాన్నే కంటిన్యూ చేసి రెండో శ్లోకం రెండో సగంలో మరణము అనే అంశాన్ని జోడించారు. పైన వ్యాధి గురించి చెప్పారు, ఇప్పుడు మరణాన్ని గురించి కూడా చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తామంటే, ఇది కొంచెం గట్టిగా గమనించదగ్గ విషయం, దేహము దేహమే నేను అనేటువంటి దేహాధ్యాస అంటారు, బాడీ ఐడెంటిఫికేషన్, దాంట్లో మనిషి జీవిస్తూ ఉంటాడు, పురుషుడు కానీ స్త్రీలు కానీ జీవిస్తూ, అలా జీవిస్తూ ఉండడం వల్ల నామరూపాలపై ఆసక్తి చాలా పెరిగిపోతుంది. ఆధునిక కాలంలో జనులు అందరూ కూడా ఈ నామరూపముల యొక్క వ్యామోహంలో గట్టిగా తగులుకొని ఉన్నారు అన్నది నిర్వివాద అంశము, అది మన ముందు కళ్ళ ముందు కనపడుతూనే ఉంటుంది. సంసారంలో ఉండే లౌకికులు నామరూపాల్లో తగులుకొని ఉండడము అంత ఆశ్చర్యాన్ని కలిగించకపోవచ్చు, కానీ మేము ఈశ్వరుని ఆరాధిస్తాము అని ముందుకొచ్చిన వాళ్ళు కూడా ఆ నామరూపాల పరిధిలోనే చిక్కుకొని పోయి ఉంటారు. మనిషి ఆరాధించే ఈశ్వరుడు ఎలా ఉంటాడంటే ఆ మనిషి యొక్క వివేకానికి తగ్గట్టుగా ఉంటాడు. మనిషి వివేకవంతుడు అనుకోండి, వాడు ఆరాధించే ఈశ్వరుడు కూడా వివేకం గలవాడే, ఒక హుందాగా ఉంటాడు. మనిషి అజ్ఞానం అనుకోండి, వాడు ఆరాధించే దేవుడు ఎలా ఉంటాడు, ఈ అజ్ఞానానికి తగ్గట్టుగా ఉంటాడు. అంటే మనిషి యొక్క చేతన, దాంట్లో ఉండే అజ్ఞానము జ్ఞానము వాటికి తగ్గట్టుగా ఉంటుంది ఆ మనిషి ఆరాధించే దేవుడు. మీరు గమనించారో లేదో, మరి ఇటువంటి విచారం చేయాలంటే చాలా ఓపెన్ మైండ్ ఉండాలి. మీరు ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకుని కండిషన్ అయిపోయి కూర్చుంటే నేను చెప్పే మాటలు మీకు నచ్చకపోవచ్చు. మీరు ఆలోచించండి, చదువు సంధ్య లేనివాడు ఆరాధించే దేవుడికి, విద్వాంసుడు జ్ఞాని ఆరాధించే దేవుడికి తేడా ఉందంటారా లేదంటారా? అదేమిటి అలా ఎందుకుంది, వీడు ఇలాంటి కొంత మొరటు మొండి దేవుణ్ణి వీడు ఆరాధిస్తుంటే ఆరాధించే పద్ధతిలో కూడా తేడా ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను, మైసమ్మ మరిడమ్మ అంటూ అమ్మని పేరు పెట్టి దేవతలను ఆరాధించేవాళ్ళు రోడ్డు మీద పశువును నిలబెట్టి దాని కంఠాన్ని ఉత్తరించి ఇలా ఇలా నైవేద్యం పెడతాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి కాల్చుకుని పచ్చి ఓపెన్ మంటల మీద కాల్చుకుని ఆ ఎముక నిలబెట్టుకుని కొరుకు తింటూ ఉంటాడు. అంటే వాడి స్వభావానికి తగ్గ దేవుణ్ణే వారు ఆరాధిస్తున్నాడని స్పష్టమైపోతుంది. సో ఇప్పుడు ఒక ఆయనకి పులిహార అంటే చాలా ఇష్టం, ఆయన దేవుడికి నైవేద్యం ఏమిటి పెడతాడు, పులిహార పెడతాడు. ఇంకొక ఆయనకి వడాలంటే చాలా ఇష్టం, ఆయన ఏమంటాడో తెలుసిన, దేవుడికి వడలంటే ప్రీతి అంటాడు. దేవుడికి వడలంటే ప్రీత, హనుమంతుడికి వడలంటే ప్రీతిట. హనుమంతుడికి వడలు తినేవాడైనట్లయితే సముద్రానికి ఎంత కలుగుతాడా? అంటే వీడికి వడలంటే ప్రీతని అర్థం. మీ దేవుడి గురించి మీరు నాకు చెప్పండి, మీ గురించి మీరు చెప్పక్కర్లా, మీ గురించి నాకు అంతా తెలిసిపోతుంది. మీ దేవుడు డ్యాన్స్ చేసే దేవుడు అనుకోండి, దాన్ని బట్టి మీ లక్షణం ఏమిటో నాకు అర్థమైపోతుంది. మీ దేవుడు ఇలా కూర్చొని తపస్సు చేసి, శివుడు ఎలా ఉంటాడు, శివుడు ఎప్పుడైనా చూసారా శివుడు, ఆయనకి స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే బండరాయి అని అర్థం. ఆ అలా బండరాయిలో ఇలా ఉంటాడు, ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. దాన్ని బట్టి ఆ దేవుడిని బట్టి ఆ వాడు ఆ భక్తుడిని మీరు అంచనా వేయగలుగుతారు. దేవుణ్ణి బట్టి భక్తుడిని అంచనా వేయగలుగుతారు. సో నేను ఏదో టాపిక్ మార్చి చెప్పినట్టు మారి ఏదో కొంత డైవర్షన్ అయినట్టుంది. మళ్ళీ వీ విల్ కమ్ బ్యాక్ టు ది పాయింట్. కాబట్టి ఇప్పుడు వీఆర్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. నామరూపముల పరిధిలో గట్టిగా తగులుకున్న వాడికి దేవుడు కూడా నామరూపాలతోటే కనపడతాడు. దేవుడు అంటే నామరూపాలకు అతీతమైన తత్వము అని తెలుసుకోవడానికి అంత తేలికేమీ కాదు అది. కాబట్టి సంసారంలో ఉన్నవాళ్ళు నామరూపాల్లో తగులుకొని ఉండడము అంత విడ్డూరం కాదు. దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకొచ్చిన వాడు కూడా నామరూపాల చట్రంలో దేవుణ్ణి బిగించి ఆ దేవుడికి ఓ రూపాన్ని ఓ నామాన్ని ఫిక్స్ చేసేసి ఇదే దేవుడు అన్నట్టుగా ఆరాధిస్తూ ఉండడం కొంచెం విడ్డూరం. అయితే మరి నా దేవుడికి రూపంలో ఆరాధించవచ్చు అంటే ఆరంభంలో మీరు రూపాన్ని ఆరాధించవచ్చు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. మీరు ఉపాసన చేయదలుచుకుంటే మీరు నైవేద్యం పెట్టాలనుకున్నారనుకోండి, రూపం లేని దేవుడికి నైవేద్యం ఏం పెడతారు? కాబట్టి ఏదో ఒక రూపాన్ని మీరు కల్పించి ఆ దేవుడిని ఆరాధించి నైవేద్యం పెట్టాల్సి ఉంటుంది. స్వామి వివేకానంద స్వామి రామతీర్థ రెండు మాటలు చెప్పారు, వాటిని మీ ముందు అంటాను, దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. వివేకానంద అన్నారు, చేపలన్నీ సముద్రంలో ఉండే చేపలన్నీ సమావేశమై దేవుడికి గుడి కట్టించాలని నిర్ధారించినట్లయితే ఆ గుడిలో దేవుడు పెద్ద చేప ఆకారంలో ఉంటాడు అని అన్నాడు. ఏమైనా మీకు దాన్ని బట్టి ఏమైనా మీకు అసలు బుద్ధికి ఏదైనా వచ్చిందా? ఏమైనా బల్బు వెలిగిందా? ఓకే. స్వామి రామతీర్థ ఏమన్నాడంటే, దున్నలు వాటర్ బఫెలోస్ అంటారు సరే, అంటే దున్నలు ఆ గేదెలు ఇవన్నీ కలిసి ఒక దేవుణ్ణి ఆరాధించదలుచుకున్నట్లయితే ఆయన ఏమన్నా అంటే ఇవన్నీ కలిసి పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ని కనుక కండక్ట్ చేసినట్లయితే ఆ సమావేశ స్థలంలో మెయిన్ గేట్ దగ్గర పెద్ద దున్న విగ్రహం ఒకటి ఉంటుంది అని అన్నాడు స్వామి రామతీర్థ. దీన్ని బట్టి మీకు ఆ పాయింట్ అర్థమైంది కదా. కాబట్టి మీరు ఒక రూపాన్ని ఆరాధించటంలో సమస్య ఏమీ లేదు. దేవుని యొక్క అన్ని రూపములు ఈశ్వరుని యొక్క రూపములే, కానీ ఈశ్వరుడు స్వతహాగా రూపము లేనివాడు. ఏమంటే మీరు అందరూ ఉన్నారు పెద్దలు బుద్ధిమంతులు, బంగారం యొక్క రూపమేమి చెప్పండి మీరు. బంగారం యొక్క రూపమేమి? దెర్ ఇస్ నో షేప్ ఫర్ గోల్డ్. గోల్డ్కి షేప్ ఏం లేదు. కానీ రూపములన్నీ బంగారం నుంచే వచ్చాయి, నెక్లెసు వడ్డాణము ఇత్యాదులు. బంగారానికి స్వతహాగా రూపమేమీ లేదు. పృథివీ యొక్క రూపమేమి? పృథివీ లేదు. ఆపహ జలముల రూపమేమి లేదు. ఒకచోట నది రూపంగా ఉంటుంది, ఇంకోచోట చెరువు రూపంగా ఉంటుంది. ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని పొందినట్లు కనపడుతుంది, పొందదు. జలములకు రూపము లేదు. అగ్ని యొక్క రూపమేమి? కట్టెని బట్టి ఉంటుంది. కట్టె ఎలాంటి కట్టి ఉంటే దానికి తగ్గ రూపం అగ్నికి ఉంటుంది. వాయువు యొక్క రూపమేమి? ఏ రూపము లేదు. ఆకాశము యొక్క రూపమేమి? ఏ రూపం లేదు. ప్రకాశము యొక్క రూపమేమి? ఏ రూపం లేదు. మీ చుట్టూ ఉండే తత్వములలో రూపము లేని తత్వములే మీ చుట్టూ ఉన్నప్పుడు మీరు రూపానికి అంత ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఎందుకు ఇస్తున్నారు? ఇవ్వకూడదు. దేహము అనగా రూపము, ఈ దేహమే నేను అని దానికి ఫోటోలు తీసుకుంటూ ఆ ఫోటోలకి ఫ్రేములు కట్టించుకుంటూ ఆ ఫ్రేములకి పూజలు కుంకుమలు అవి పెట్టుకుంటూ తాగడబత్తీలు పెట్టుకుంటూ మీరు ఈ విధంగా రూపాన్ని ఉపాసన చేస్తున్నంతకాలము, ఈ దేహమే నేను అనే అధ్యాసలో ఉన్నంతకాలము శంకరుడు చెప్పినటువంటి పరిస్థితి మీకు అన్వయిస్తుంది. మీరు తప్పించుకోలేరు. మీరు దేహాధ్యాస నుండి అంటే దేహంతో తాదాత్మ్యము నుండి బయటపడి తీరాలి. దేహమే నేను అని మీరు అనుకున్నారనుకోండి, సపోజ్ దేహమే నేను పురుషుడు కానీ స్త్రీ కానీ అనుకుంటే ఏమవుతుందో తెలుసిన, హాలీవుడ్లో ఒక ఫస్ట్ క్లాస్ యాక్ట్రెస్ ఒక ఆవిడ ఉండేది, యాక్టర్. అక్కడ ఇండియాలో వాడినట్టుగా అక్కడ విక్టోరియన్ ఇంగ్లీష్ వాడరు. పురుషుల్ని యాక్టర్ అని అంటారు, స్త్రీని కూడా యాక్టర్ అని అంటారు. మంచి గొప్ప యాక్టర్ ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఆవిడికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది ఒక మంచి సినిమాలో బాగా యాక్ట్ చేసినందుకు గాను. ఆవిడ ఆ తర్వాత వయస్సు వస్తుంది కదండి పురుషులకి స్త్రీలకి ఎవరైనా, వయస్సు పెరిగి పెరిగి పెరిగి ఆవిడ అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఆమె ముఖముపై ఆమెకే వికారం కలగడం ప్రారంభించింది. ఇక్కడ ఫోటో ఒకటి పెట్టుకుంది, ఆస్కర్ అవార్డు వచ్చినప్పుడు ఫోటో, పెద్ద ఫుల్ సైజ్ ఫోటో ఒకటి పెట్టుకుంది. అద్దంలో చూసినప్పుడు అలా ఫోటోకేసి చూసుకుని ఆఖరికి ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. నేను అతిశయోక్తి చెప్పలేదు మీకు. అంచేత ఇప్పుడు నేను యూనివర్సిటీలో డిగ్రీ పుచ్చుకున్న ఫోటో ఒకటి పెట్టుకుని అద్దంలో నేను చూసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసురా, వెళ్ళి ఏ చెరువులోనో దువ్వకాలనిపిస్తుంది. కాబట్టి దేహం మీద అటువంటి మమకారం ఉండకూడదు. దేహము నేను కాదని తెలుసుకోవాలి. దేహమే నేను అనే అజ్ఞానంలో మీరు ఉండిపోతే నాకు రూపం ఉన్నది, నే అన్నిటికీ రూపమే, రూపమే సత్యము అనే అజ్ఞానంలో మీరు ఉండిపోతే మీరు ఏమనుకుంటారు, ఈ అద్వైతులు ఉన్నారు వీళ్ళు ఏదో రూపం లేదంటూ ఉంటారని, వాళ్ళు ఏదో ఇంకో కాలనీలో ఉండేవారు అద్వైతులు, ఈ కాలనీ వారు ద్వైతులు, అలా ఏ ఉండదు. మీ వివేకము యొక్క దశని బట్టి ఉంటుంది. రూపము కల్పితము, కనబడేది ఏది కనబడేదో అది సత్యము కాదు. సినిమాకి వెళ్తారు చాలా కనబడతాయి, అవన్నీ సత్యమా? తర్వాత ఇంకోటి, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేప్పుడు బోల్డంత ఫౌండేషన్ వేసుకుని వస్తారు, అదంతా సత్యమా? మీకు ఒక ఫీచర్ ఒకటి ఉంది మీరు గమనించి, నేను ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను, నేను ఆమె ఫిలాసఫర్. ఆ ఫీచర్ ఏమిటంటే సినిమా యాక్టర్లు వాళ్ళు మేకప్ లేనప్పుడు ఎలా ఉంటారు అని ఫీచర్. ఓకే, సో హేమమాలిని విత్ మేకప్, వితౌట్ మేకప్, దిలీప్ కుమార్ విత్ మేకప్, వితౌట్ మేకప్, సౌత్ ఇండియా అని ఒక ఆయన ఉన్నాడు రజనీకాంత్ విత్ మేకప్, వితౌట్ మేకప్, ఇలా ఉంటారు. ఆ ఫోటోలు చూస్తే వీళ్ళేనా వాళ్ళు అనిపిస్తుంది. కాబట్టి రూపం మీద అంత మమకారం ఉండకూడదు, అలాంటి తాదాత్మ్యము ఉండకూడదు. రూపం మీద తాదాత్మ్యం ఉంటే ఏమవుతుందో తెలిసినా, ఇగో ఇదే అవుతుంది. ఏమిటి, ఆ రూపం ఎర్రగా బుర్రగా ఉన్నంత వరకు అందరూ చాలా బాగుందండో ఫోటోజెనిక్ ఫేస్ అని ఫోటోల మీద ఫోటోలు, ఆల్బమ్ల మీద ఆల్బమ్లు, కొత్త ఆల్బమ్లు డ్రాయింగ్ రూమ్లోకి వస్తూ ఉంటాయి, పాత ఆల్బమ్లు చెత్త గదిలోకి పోతూ ఉంటాయి. సో అలాగా ఇదంతా నడుస్తుంది. ఆ తర్వాత రూపం చెడిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు ఏం చేస్తారు? అప్పుడు దాని గురించి ప్రస్తావించడానికి కూడా మనం సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి అసలు రూపం మీద తొలి నుండి ఫోకస్ చేయటం మానేయాలి. నేను చాలామంది నన్ను ఫోటో అంటూ ఉంటారు, నేను చెప్తాను ఎందుకండి ఫోటో, నామరూపాలు ఎందుకు పట్టుకుంటారు, నామరూపాల గురించి మీరు పట్టించుకోకండి అని నేను చెప్తూ ఉంటాను. నేను ఏదో పుస్తకం ఒకటి రాశాను, తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించారు, నన్ను ఫోటో పంపించమన్నారు, మీ ఫోటో కూడా వేస్తామని. మరొకడైతే బంగారంలాగా పంపించి ఉండేవాడు, 4 ఫోటోలు పంపించి ఉండేవాడు. నేను చెప్పాను ఫోటో అక్కర్లేదు, మీరు మామూలుగా ప్రచురించండి అని చెప్పాను. వాళ్ళు ఏం చేశారు, ఎక్కడో ఫోటో సంపాదించి అది పెట్టి ప్రచురించారు వాళ్ళు. కాబట్టి రూపాన్ని అలా పట్టుకుని వేలాడ రాదు. రూపము కల్పితము అని తెలుసుకుని దేహము యొక్క రూపముపై గట్టి వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ మీకు ఆ వైరాగ్యం లేని పక్షంలో కలిగే ఆపదను శంకరులు ఆ శ్లోకంలో అంటున్నారు. ఏమని, ఆ రూపం బాగున్నంత వరకు అందరూ ప్రేమిస్తారు, రూపం బాగులేకపోతే ఎవరూ ప్రేమించరు. ఒకసారి ఓ ఎలక్షన్ మీటింగ్ అయింది, ఆ ఎలక్షన్ మీటింగ్ని ఫలానా నటి అడ్రస్ చేస్తారు. ఈ పొలిటికల్ పార్టీల వాళ్ళ నటులను కూడా తీసుకొస్తూ ఉంటారుగా, ఫలానా నటి ఆ ఎలక్షన్ మీటింగ్ని అడ్రస్ చేస్తారని ప్రచారం చేశారు. జనం తండోపతండాలుగా వచ్చారు, ఆ నటిని చూడడానికి వచ్చారు. సరే ఆవిడ స్టేజ్ మీదకి వచ్చింది, ఆవిడ స్టేజ్ మీదకి వచ్చి ఆవిడ ఆవిడని చూసి అందరూ లేచక్కారు. ఎందుకంటే ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయింది, ఆ ఆకర్షణ ఒకప్పుడు సినిమాల్లో ఉన్న ఆకర్షణ ఏమీ లేదు. తర్వాత ఆవిడ మామూలుగా సినిమా వాళ్ళు వేసినంత మేకప్ వేసుకుని రావడానికి స్టేజ్ మీద అది కూడా కుదరదు. ఆ మేకప్ మ్యాన్ ఉంటే వాడు బాగా తయారు చేస్తాడు. ఆవిడేదో కొద్దిపాటు మేకప్ చేసుకుని వచ్చింది, జనాలకి ఆవిడ రూపం నచ్చలేదు. వీళ్ళందరూ మెల్లమెల్లగా లేచి ఆ కుర్చీలు వదిలిపెట్టి లేచక్కపోయారు. సరే ఆవిడేదో ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోయింది అనుకోండి, ఇగో అలా ఉంటుంది. రూపాన్ని మీరు హైలైట్ చేసి పెట్టుకుంటే మీ సంతోషం ఎంతసేపు ఉంటుందో తెలిసిన మెరుపులాగా ఉంటుంది. ఓ మెరుపు మెరుస్తుంది, ఆ తర్వాత అంతా చీకటే. చాలా చెప్పాను నేను. కాబట్టి రూపానికి మీరు ప్రాముఖ్యం ఇవ్వకండి, పురుషులు కానీ స్త్రీలు కానీ. ఎందుకో తెలుసిన, ఆ రూపం చెడిపోయిన తర్వాత వయస్సు వస్తే పోతుందండి. బుగ్గలేమో నొక్కుపోతాయి లోపలికి, ముడతలు ముఖం అంతా ముఖం ముడతలు వస్తాయి, జుట్టు తెల్లగా అయిపోతుంది. అప్పుడు గాడ్రేజ్ కంపెనీ రంగు వేసుకుంటూ కూర్చోవాలి. నేను అనుకున్నాను గాడ్రేజ్ బీరువా తయారు చేస్తాను, గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు బీరువాలు తయారు చేస్తారు. అది అనుకున్నాను నేను. ఒక ఆయన రంగు వేస్తుంటే అది ఏమిటాలు చూస్తే గాడ్రేజ్ అని ఉంది. అప్పుడు నేను అడిగాను, ఏమిటండి గాడ్రేజ్ వాళ్ళు ఇది కూడా తయారు చేస్తారా అంటే అది కూడా చేస్తారని చెప్పారు వాళ్ళు. వాళ్ళు చూడండి, బీరువాలు తయారు చేసేవాడు తలకు వేసుకుని రంగు తయారు చేసి అమ్ముతున్నాడంటే ఇంకా బిజినెస్ ఎలా ఎలా చేయడానికి సిద్ధమయ్యేది. పోలండి, అది వేరే సంగతి. కాబట్టి ఈ తోలుతిత్తి, ఈ తోలుతిత్తి అంటే తోలుతిత్తిలో నిండా గాలి ఉంటే ఎలా ఉంటుంది, మంచిగా ఉబ్బి బాగుంటుంది. గాలి తీసేస్తే ఏమవుతుంది, మీకు తెలుగులో సామెత ఒకటి ఉంది, వాడి పని గాలి తీసినట్లు అయిపోయింది అనే సామెత ఉన్నది, అదే అవుతుంది. శంకరులు అంటారు, చూడయా దేహమే నేనని అనుకుంటున్నావు నువ్వు, లోపల గాలి ఉన్నంత వరకు ఈ తిత్తి, ఈ తోలు తిత్తి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. క్రమక్రమంగా గాలిపోతూ ఉంటుంది, గాలిపోతూ ఉంటే వీడు శ్రింక్ అయిపోతూ ఉంటాడు, ఏ అవయవము శోభగా ఉండదు. ఒకప్పుడు మంచి ఆకర్షణీయంగా కనపడిన భుజములు, వక్షస్థలము, తల, ముఖము ఇవన్నీ ఇప్పుడు కోతి నిజంగా కోతి రూపు వచ్చేస్తుంది. అలా అంటారు, ఆయనకి కోతి రూపు వచ్చేసింది, ఇంకెంతో కాలం ఉండడు అని అంటారు. కాబట్టి ఈ దేహం మీద అంత మమకారం పెట్టుకోకుండారా అని చెప్తున్నారు ఆయన. మీరు దేహం మీద మమకారం పెట్టేసుకుంటే ఏ మేరకు మమకారం పెట్టుకుంటారో ఆ మేరకు మీరు సఫర్ అవ్వాల్సి ఉంటుంది. లాఫ్, థర్డ్ లాఫ్ న్యూటన్, ఎవరి యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మమకారం పెట్టుకోకండి, పెట్టుకుంటే తోలుతిత్తిలో గాలి తీసినప్పుడులాగా అయిపోతుంది బతుకు. యావత్ పవనో నివసతి దేహే, ఎంతవరకైతే దేహంలో అవయవములన్నీ మంచి పటువుగా పుష్టిగా ఉంటాయో. ఇప్పుడు వీడు బనియన్ అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు చూడండి, బనియన్ అడ్వర్టైజ్మెంట్ అలా బనియన్కి అడ్వర్టైజ్మెంట్ ఎవంటే ఆ శోభ బనియన్దా వాడి శరీరాన్ని నిజంగా జనులు ఏ ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి బనీళ్ళు కొనుక్కున్నారంటే వాళ్ళు తెలివితే మనం నవ్వాలా ఏడవాలా. సంసారం చాలా అధ్వానంగా ఉంటుంది. జనులు ఎటువంటి ఆలోచన లేకుండా గోతిలో అడుగు గొయ్యి తీసి నువ్వు దీంట్లో పడతావో పడవో అని ఎదురు చూస్తే వాడు వెళ్ళి దాంట్లో పడతాడు, చూసుకోడు కూడా చూసుకోడు. సంసారాలు అలాగే ఉంటారు, చాలా అవివేకంగా ఉంటారు. గుయ్య వెనకాల తీయక్కర్లా, ముందు తీసినా కూడా పడిపోతాడు, వెనకాల తీస్తే ఎలాగూ పడతాడు. అస్తు, కాబట్టి ఎప్పుడైతే గాలి పోయిందో అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా దరిదాపులకి రారు. గాలి బాగా ఉన్నప్పుడు అందరూ కూడా ఏమన్నా బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేస్తారు. బంధువులు కూడా బాగున్నారా, చూడడానికి కూడా బాగానే ఉన్నారు, మంచి ఆరోగ్యంగా ఉన్నారు అని ప్రశంసిస్తారు. మీది చాలా ఫోటోజెనిక్ ఫేస్, 5 feet 10 inches ఉన్నారు మీరు, మంచి స్ట్రాంగ్గా ఉన్నారు అని ప్రశంసిస్తారు. ఆ తోలు తిత్తిలో గాలి క్రమంగా పోతుంది. ఎప్పుడైతే గాలి పోయిందో, గతవతి వాయువు తోలు తిత్తే, ఎందుకంటే గాలి కొట్టడం, గాలి తీసేయడం, గాలి తీసిన టైర్ లాగా అయిపోతాడు. గతవతి వాయువు, ఆ వాయువు పోతే ఎప్పుడు పోతుంది వాయువు? దేహాపాయే, దేహం నశించే టైం వచ్చేప్పటికి ఆ వాయువు పోతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, భార్య అంటే భార్యని కాదు, అక్కడ భార్య కాదు, అది విడదీస్తే విసర్గ వస్తుంది, భార్యాహ అని వస్తుంది. భార్యాహ బిభ్యతి, మరి సంస్కృతం చదువుకుంటే తెలుస్తుంది. బిభ్యతి అంటే భయపడుచున్నారు. ఎవళ్ళు? భార్యాహ అంటే ఆ వ్యక్తిపై ఆధారపడేవాళ్ళు అని. కాబట్టి కుటుంబ యజమాని పోయాడు అనుకోండి, ఆ దేహాన్ని తీసి అక్కడ పెడతారు. పెడితే భార్య, అతని భార్య ఏ దేహంతో అయితే రమించినదో ఒకప్పుడు, ఇప్పుడు ఆ దేహాన్ని స్పృశించటానికి భయపడుతుంది. అంచేత కొంచెం సేఫ్ డిస్టెన్స్లో కూర్చుని శోకన్నాలు పెడుతుంది. దగ్గరగా వెళ్ళడానికి భయమే. కొడుకు వస్తాడు, నాన్నగారు పోయారా అని చూడడానికి వస్తాడు. పువ్వులు తీసుకొచ్చి ఆ పాదాల దగ్గర ఎక్కడో వేసేసి అలా దండం, పువ్వులు అలాగా జార విడిచి దండం పెడు, టచ్ చేయడు. టచ్ చేయాలంటే భయం, డెడ్ బాడీని టచ్ చేయాలంటే భయమే, ఎవరికైనా భయమే. సో కొడుకు, కూతురు అంతే. మనవాళ్ళు అయితే మరీను, చుట్టుపక్కల వీళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు రెస్పెక్ట్ పే చేసే వాళ్ళు అందరూ పోలాకు ఉచ్చని తీసుకొస్తారు. ఎందుకో తెలుసిన, సేఫ్గా ఉంటుంది. అది తీసుకెళ్ళి అక్కడ పారేసి టచ్ చేయకుండా బయట పడిపోవచ్చు. టచ్ చేయటానికి కూడా భయపడతారు. భార్యా బిభ్యతి తస్మిన్ కాయే, అది దేహం అంటే. అటువంటి దేహమును, దాని స్వరూప స్వభావాలను తెలుసుకుని వైరాగ్యంతో జీవించాల్సింది పోయి, ఆ దేహమే నేను అని అనుకుంటూ దానికి అలంకారాలు చేస్తూ, దానికి శోభను కలిగిస్తూ, అదే సర్వము అన్నట్టుగా మనిషి జీవించేటంటే అంత తెలివి తక్కువ ధనము, అదే తప్ప మరో ఒకటి లేదు. కాబట్టి దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి, దేహము నేను కాదు అని తెలుసుకోవాలి. దేహాన్ని అదొక పనిముట్టు, కారు వంటిది. ఆ కారును ఎలా అయితే చక్కగా వాడుకుంటారో అలాగ దేహాన్ని వాడుకోవాలి. ఇట్స్ ఏ టూల్ ఆఫ్ యాక్షన్. థరోగా వాడుకోవాలి దాన్ని, ఫుల్గా. అది ఎంత పని ఇస్తే అంత పని తీసుకోవాలి. అంతేగాని దాన్ని అలాగ అలంకారాలు అవి చేసి, కారుకి అలంకారం, కారు శుభ్రంగా కడిగి దానికి అలంకారాలు చేసి మళ్ళీ లోపల గరాజీలో పెట్టి తలుపు తాళం వేసేస్తారా? అలా చేస్తారా? అలా చేయరు. కారును చక్కగా వాడుకుంటారు. అదేవిధంగా దేహము కారు కదా. సో మీరు కఠోపనిషత్తులో వింటే తెలుస్తుంది, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు. రథ దృష్టాంతం ఉన్నది కఠోపనిషత్తులో. మీరు కొందరు కఠోపనిషత్తు వినాలనుకుంటున్నారు, రథ దృష్టాంతాన్ని నేను చాలా విస్తారంగా చెప్పాను అని గుర్తు నాకు, ట్రై చేయండి. కాబట్టి ఈ దేహము ఎడల కొంత విరక్తి అవసరమండి. ఆ దేహాన్ని అంతల్లాగా దాన్ని ప్యాంపర్ చేయడం అంటారు ఇంగ్లీష్లో, ప్యాంపరింగ్ అంటే దాన్ని తెలుగులో ఏమనాలి, ప్యాంపరింగ్, దాన్ని మచ్చిక చేయడం, లేకపోతే దానికి ఎక్కువ అవసరమైన మేరకు మించి దానికి అలంకారాదులను చేయుట, దానితోటి మమేకమై దేహమే నేను అన్నట్టుగా జీవించుట, దేహాన్ని అధికంగా ప్రేమించుట చాలా తప్పు. దేహాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. సో కానీ అలాగని దేహాన్ని నిరాదరణ చేయమని కూడా తప్పది. దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి. కారుని ప్రేమించకూడదు, కారుని కండిషన్లో పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకోవాలి, ఆయిల్ మార్చుకోవాలి, టైర్లన్నీ కరెక్ట్గా ఉండాలి, తర్వాత అలైన్మెంట్ అది పెర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, మిగతా పార్ట్స్ అన్నీ కూడా కండిషన్లో పెట్టుకోవాలి, తరువుగా వాడుకోవాలి. అంతే తప్ప దాన్ని ప్రేమిస్తూ దాంతో ఐడెంటిఫై అయిపోయి కారు పక్కన నిలబడి ఫోటో ఒకటి దిగి ఇలాంటి పిచ్చి వేషాలన్నీ అనవసరం. ఓకే, కారు ఎలాగో దేహము అలాగ ఆలోచించగలరు. మంచి శ్లోకము, ఒకసారి అందాము. యావత్ పవనో నివసతి దేహే, తావత్ పృచ్ఛతి కుశలం గేహే, గతవతి వాయౌ దేహాపాయే, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. తర్వాత శ్లోకం ఒకసారి అందాము, దానికి కావలసిన కొంత ఉపోద్ఘాతం చెప్తాను. బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః. ఓకే, పర్వాలేదు, అలా కూడా అనొచ్చు. పరే బ్రహ్మణి కోపిన సక్తః, అలా కూడా అనొచ్చు, పరమే అని కూడా అనొచ్చు. చూడండి, సృష్టి ఆది నుండి కూడా మనిషి ఒక అన్వేషణలో ఉన్నాడు. మనిషి అన్వేషిస్తూ ఉన్నాడు. మనిషికి ఈ బహుశా నేను చెప్పుంటాను, చుట్టూ ఉండే ప్రపంచము అస్థిరము, నశించేది అని తెలుస్తూనే ఉంటుంది. అయితే కొంతమంది సంసారంలో పడిపోయి వాళ్ళు ఇటువంటి ఫిలసాఫికల్ థింకింగ్ లేని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ కొంచెం ఫిలసాఫికల్గా ఆలోచించే స్వభావం గల వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఈ సంసారము, ఈ ప్రపంచము అస్థిరము అని తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే జీవితానుభవాలను కాషస్గా విశ్లేషించగలిగితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. జనులు దేనిని పరిశీలించరు, దేనిని ఆలోచించరు, ఆలోచించే పని ఇంకొకటి అప్పచెప్పేస్తారు. ఓ గురువుగారు ఆలోచిస్తారు. ఇప్పుడు గురువుగారు ఆలోచిస్తే గురువుగారికి విజ్ఞానం కలుగుతుంది, కానీ నీకెలా కలుగుతుంది విజ్ఞానం? గురువుగారి కళ్ళతో మీరు చూడగలరా? చూడలేరు కదా. మీ కళ్ళతోటే మీరు చూడాల్సి ఉంటుంది కదా. మీరు కూడా ఆలోచించాలి. గురువుగారి యొక్క సహాయం తీసుకోవడంలో తప్పు లేదు, కానీ మీరే ఆలోచించాల్సి ఉంటుంది. సంసారులు ఆలోచించరు, కానీ ఆలోచించే స్వభావం గలవారు ఆలోచిస్తారు. మానవ సృష్టి ఆది నుండి కూడా మనిషి అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ జగత్తు అశాశ్వతము. చూసుకోండి, బాల్యం చూసుకోండి. బాల్యంలో మనం ఏ చింతలు లేకుండా హ్యాపీగా గడిపాము, కానీ ఆ బాల్యం ఏమైపోయింది? కరిగిపోయింది. ఓ కవి ఒక పాట రాశాడు, ఎదగడానికి ఎందుకురా తొందర అంటూ ఒక పాట ఒకటి రాశాడు. ఎందుకంటే చిన్నపిల్లలు హై స్కూల్లో, కాలేజీలో ప్రైమరీ స్కూల్లో చదువుకునే పిల్లలకి ఆడుతూ పాడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏ సంసారపు బంధాలు ఉండవు. వాడికి కంగారు, నేను పెద్దవాడిని అయిపోవాలని కంగారు. పెద్దవాడు అయిపోతే ఏముంటుంది? ఏడుస్తూ కూర్చోవాలి. ఆ బాల్యం ఏమైపోయింది? కరిగిపోయింది. యవ్వనము, యవ్వనం ఎలా ఉంటుందో తెలుసునండి. ప్రపంచం అంతా నా మేరా ముఠి మెహే అన్నట్టుగా ఉంటుంది. మేరీ ముఠి మెహే అన్నట్టుగా ఉంటుంది. అంటే వాడు దేన్ని కూడా లెక్క చేయాల్సిన అవసరం ఉండదు. మహాశక్తులు ఉంటాడు. యవ్వనం అలాంటిది. ఆ యవ్వనంలో ఉండే అనుభవాలు మహా సుఖాన్నిచ్చే అనుభవాలు ఉంటాయి. ఆ యవ్వనం ఏమైంది? కరిగిపోయింది. సంపాదించిన డబ్బు కరిగిపోయింది. బంధువులు అనుకున్న వాళ్ళు దూరమైనారు. వీడు నా ప్రేమికుడు అనుకున్నవాడు ప్రేమించడం మానేశాడు. మా అన్నయ్య నన్నంటే చాలా ప్రేమ, అన్నయ్య వీడిని ప్రేమించడం మానేశాడు. అయితే తమ్ముడు, నా కొడుకు నేను పెంచి పోషించాను, నా మాట జవదాటాడు, వాడు ఖాతరు చేయడం మానేశాడు. జీవితంలో దేహము శిథిలమైపోతూ ఉంటుంది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. మనస్సులో సుఖం పావుగంటుంటే గొప్ప. వెదర్ మారిపోయినట్టుగా సుఖ దుఃఖాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఇది సంసారం. దీంట్లో స్థిరమైనది ఏదీ లేదు. కానీ స్థిరమైన తత్వము ఒకటి ఉండాలి. అది ఏమై ఉంటుంది? అని సంసారం అని ఫిలాసఫర్స్ సృష్టి ఆదికాలం నుంచి కూడా అన్వేషిస్తూనే ఉన్నారు. ఆ స్థిరమైన తత్వానికే దేవుడు అని పేరు పెట్టారు. అది దేవుడు అంటే. ఒకసారి పేరు పెట్టేస్తే దానికి ఇంకా ఎవడికి తోచిన రూపాన్ని వాడు కల్పించుకుంటూ పోయినాడు. దాంతో ఒరిజినల్ అన్వేషణ వెనక్కి పోయింది. ఈ రూపాలు, ఈ పూజలు ఇవన్నీ కూడా విస్తరించిపోయాయి. దాంతో జనులు వీటిల్లో పడిపోయి ఆ ఒరిజినల్ అన్వేషణని మానేశారు. ఆ అన్వేషణని తిరిగి అందుకోవాలి. ఈశ్వరుణ్ణి ఆరాధించేది ఎందుకంటే ఆత్మజ్ఞానం కోసం ఆరాధిస్తాం. అంతేగాని ఈశ్వరుడేవో కొన్ని టాఫీలు అంటే చాక్లెట్లు తాయిలాలు పెడతాడని కాదు ఆరాధించడం. అలా పెట్టేస్తారండి, మీరు పూజ చేసేస్తే తాయిలాలు ఇచ్చేస్తారా? పూజ చేయని వాళ్ళని అలా గాలి కుదిలేస్తాడా? అలా ఉంటాడా ఈశ్వరుడు? ఏదో కరప్ట్ పోలీస్ ఆఫీసర్లాగా ఉండడు కదా ఈ ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడు స్థిరమైన తత్వము, జగత్తు అస్థిరము. ఇది ఫిలాసఫీ. ఆ ఈశ్వరుణ్ణి నేను తెలుసుకోవాలి అని ఆ విచారం మొదలుపెట్టాలి. ఏమంటే ఈశ్వరుడు సర్వము తెలిసినవాడు అని మీకు ఎందుకు అనిపించింది? మీకు ఏమైనా వచ్చి కనపడి చెప్పాడా? ఎప్పుడు చెవిలో ఊదాడా నేను సర్వము తెలిసిన వాడిని అని చెప్పాడా అని మీకు ఎందుకు అనిపించింది? మీకు అనిపించకపోతే మీకు చెప్పిన వాళ్ళకి ఎవరికో అనిపించింది కదా, ఎవరికో వాళ్ళకి అనిపించింది కదా. ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించిందో తెలుసిన, నాకెందుకునో కొద్దిగానే తెలుసును అని వీడికి తన గురించి ఒక అభిప్రాయం. ఏమని? నాకు కొంచెమే తెలుసును అని. అదేం విచారించి పెట్టుకున్న మాట కాదు. నాకెంత తెలుసును, ఉన్నదెంత, నాకు తెలుసున్నదెంత అని విచారం ఏం చేయలేదు. ఊరికే గతానుగతికంగా అంటే ఒకళ్ళు అనుసరించి ఇంకొకళ్ళు వెళ్ళినట్టుగా నాకు తక్కువ తెలుసును. ఓకే పోనీ అలాగే అనుకో. ఈశ్వరుడు ఎలా ఉంటాడు? చాలా తెలుసు ఉంటాడు అని ఈ విధంగా తనకు ఈశ్వరుడికి మధ్యలో ఒక గల్ఫ్ని వీడు క్రియేట్ చేసుకున్నాడు. మొత్తానికి ఈశ్వరుడు చాలా తెలుసున్నవాడు ఎందుకైనాడు? నాకు తక్కువ తెలియను గనుక. మీకు ఆ కనెక్షన్ అర్థమైందా? నాకు తక్కువ తెలియను అనే ఆలోచన లేకపోతే ఈశ్వరునికి చాలా తెలియను అనే అవగాహన కూడా కలుగదు. ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు. ఎందువల్ల? నా శక్తి తక్కువ. నీ శక్తి తక్కువ అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అసలు తక్కువ అంటే ఏమిటి? ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు అని వీడే తనకి ఆ తత్వానికి, ఆ స్థిరమైన తత్వానికి మధ్యలో ఒక గ్యాప్ వీడే పెట్టుకున్నాడు. ఆ గ్యాప్ వీడికి ఎందుకు వచ్చింది? ఆ ఈశ్వరతత్వాన్ని సరిగ్గా అన్వేషించకపోవడం చేత, తన స్వరూపాన్ని కూడా తాను సరిగ్గా తెలుసుకోకపోవడం చేత. నాకు తెలుసున్నది ఎంత, ఉన్నది ఎంత, నాకు తెలుసున్నది ఎంత, దాన్ని విచారం చేయాలి. కేనోపనిషత్తులో ఆ విచారం ఉంటుంది. శక్తి నాది తక్కువ అంటే అభిప్రాయం ఏంటి? శక్తి తక్కువ అంటే అర్థం ఏంటి? మీరు జీవితంలో ఎన్ని కష్టాలను చూశారు? ఆ కష్టాలన్నింటినీ గట్టెక్కి ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నారు, కూర్చుని ఉన్నారు. మీరు పడని కష్టాలు ఏమైనా ఉన్నాయా? లేవు. కొన్ని కష్టాలు జీవితంలో మనకి ఎలాంటివి అనుభవానికి వచ్చాయంటే, ఈ కష్టం నుంచి నేను గట్టెక్కలేను, నేను దీంట్లో ఖర్చు అయిపోతాను, నేను పోతాను, నా వల్ల కాదు ఈ సంసారాన్ని ఏదడం అని అనిపించి నిరాశ నిస్పృహ కలిగిన కష్టాలు మనం పడ్డాం. కానీ అవన్నీ గట్టెక్కి ముందుకు వచ్చాం కదా. మీ శక్తి తక్కువ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఊరికి ఎవడో చెప్పాడు వచ్చి. ఏమని చెప్పాడు? నువ్వు ఎందుకు పనికి రాని వాడివి, నీవు పాతకుండవు. పాతకుండ అంటే పాపము గలవాడు అని అర్థం. దాంట్లో శ్లేష కూడా గలదు. పన్ నీవు పాతకుండవు అంటే ఎందుకు పనికిరాని వాడు అని ఒక అర్థం, పాపివి అని ఇంకో అర్థం. నువ్వు పాపివి అంటే జూడు బసవన్న తలక ఊపి కూర్చున్నాడు. అన్వేషించి తెలుసుకున్న మాట ఏమీ కాదు. కాబట్టి ఎవడో ఏదో చెప్తే అది నమ్మి కూర్చున్నాడే కానీ వీడు తన గురించి తాను అన్వేషించి తెలుసుకున్నాడా? తన స్వరూపాన్ని తాను శోధించి ఈశ్వర తత్వము గురించి విచారించి తెలుసుకున్నవాడు ఏమని చెప్పాడో తెలుసిన, తత్వమసి అని చెప్పాడు. ఆ ఋషి అలా చెప్పాడు, నీవు జగత్తు గురించి చేసిన నిర్ణయము కరెక్ట్, జగత్తు అస్థిరము అనిత్యము, ఒక స్థిరమైన తత్వము ఉండి తీరాలి, అది కూడా కరెక్ట్, ఆ నిర్ణయం కూడా కరెక్ట్. ఆ స్థిరమైన తత్వానికి దేవుడిని పేరు పెట్టి నేను ఆరాధిస్తాను, అది కూడా కరెక్టే, బట్ నాట్ ద ఫైనల్. ఇంతవరకు వచ్చిన నువ్వు ఒకంత నీకేసి కూడా చూసుకుని నేను అనగానేమి అని తెలుసుకుంటే ఒక సంగతి అర్థమైపోతుంది. నేను దేహాన్ని బట్టి చిన్నవాడినైనాను తప్ప నేను దేహము కానట్లయితే నేను తక్కువ వాడినని చెప్పడానికి హేతువేమీ లేదు. దేహము నేను అయ్యాను అనుకోబట్టి నేను అల్పుడను, నా శక్తి తక్కువ, నాకు తెలుసున్నది తక్కువ అని అంటున్నావు. నీకు తెలుసున్నది తక్కువ కాదు, ఈ బ్రెయిన్ సెల్స్కి తెలుసున్నది తక్కువ. నీ శక్తి తక్కువ కాదు, ఈ చేతులకి కాళ్ళకి ఉన్న శక్తి తక్కువ. నీ శక్తి నీకు తెలియదు. సో హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు, జాంబవంతుడు వచ్చి చెప్పాలి. హనుమంతుడినే అడిగాడు, ఏమయ్యా అందరూ తాము ఎంతగలరో చెప్పారు, నువ్వేమో చెప్పావు కాదు, నువ్వు అసలు దాని గురించి పట్టించుకోనేలేదు, ఓ మూల కూర్చుని ఉన్నావు, ఏం మాట్లాడవేమి, నువ్వు ఈ సముద్రం 10 సముద్రాలు దాటగలవు అని అంటాడు. అంటే హనుమంతుడు నిజమేనా అంటాడు, ఎస్ నువ్వు దాటగలవు అంటే అప్పుడు ఆ మాటను అందిపుచ్చుకుని హనుమంతుడు తనకేస్తాను చూసుకుంటాడు. చూసుకునేప్పటికీ తాను అంతకుముందు ఇలా కూర్చున్నాడు, నాకేమీ చేత కాదని, ఇప్పుడు ఇలా అయ్యాడు. అదే హనుమంతుడు. వీళ్ళు మహిమలో అవి పెట్టకండి, మహిమలు పెడితే దాంట్లో ఉండే సారం పోతుంది. మహిమలు ఏం లేవు, ఆ కథ అలాంటిది, రామాయణంలో మెసేజ్ అటువంటిది వాల్మీకి. కాబట్టి మీరే ఇలా కూర్చున్నారనుకోండి, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఏడుపు మొహం పెట్టుకుని ఏదో నిరుత్సాహంతో ఉన్నట్టున్నానా లేనా, ఇప్పుడు ఎలా ఉన్నాను అంతే. మీరు అజ్ఞానంతో మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటే మీరు తక్కువే, తెలుసుకుని మీ శక్తిని మీరు తెలుసుకుంటే మీరే హనుమంతుడు. హనుమంతుడు అంటే మీరే, హనుమంతుడు ఇంకా వేరే ఎవడం లేడు. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర, ఆయన జ్ఞానసాగరుడు, గుణసాగర సముద్రుడు. సముద్రం ఎంత గొప్పదో ఆయన అంత గొప్పవాడు. రాముడు కాదు, నేను రాముడు గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా, హనుమంతుడి గురించి చెప్తున్నాను. రాముడు ఎలాగూ జ్ఞాన గుణసాగరుడే, దేవుడు కనుక, జీవుడు గురించి చెప్తున్నాను నేను, హనుమంతుడు జీవుడు. కాబట్టి తెలుసుకోకపోవడం చేత తక్కువ వాడను, నాకు ఆ స్థిరమైన తత్వము దేవుడిని పేరు పెట్టిన దానికి తేడా ఉన్నది అని మీరు అనుకుంటున్నారు. తెలుసుకుంటే ఏ స్థిరమైన తత్వాన్ని మీరు ఆరాధించారో ఆరాధిస్తున్నారో అది మీ స్వరూపమే అని మీకు తెలిసిపోతుంది. మీరు విచారం చేయాలి, తెలుసుకోవాలి. జనులే, నేను మిమ్మల్ని అంటలే జనరల్గా చెప్తున్నా, జనులు ఏం చేస్తారంటే డబ్బు మీద ఉంటుంది మనస్సు, డబ్బు పోగేయాలి, ఎంతో కొంత పోగేయడం అవసరమే, కానీ డబ్బే పరమార్థం కాదు అని తెలుసుకోవాలి. తర్వాత భోగాల మీద ఉంటుంది, ఎంతో కొంత భోగాలు కూడా అవసరమే, ఇంకో అరగంట పోయి భోజనం చేయమా, భోజనం చేస్తే ఎంతో కొంత భోగము రుచి ఉండనే ఉంటుంది. కాబట్టి ఆవశ్యకమైన మేరకు భోగాలను కూడా అనుభవించడమే, తప్పేం కాదు, కానీ అదే పరమార్థం అనుకోరాదు. ఎంతో కొంత ఈశ్వరారాధన కూడా ఉండాలి, ఏదో దేవుడి దగ్గర దీపం పెట్టడం అని, దండం పెట్టడం, తల ఉంచడం, పుష్పాన్నో ఎన్నో సమర్పించడం, అట్టహాసంగా ఉండకూడదు. అట్టహాసంగా మీరు పూజ చేసినట్టు మొత్తం జిల్లాకంతకి తెలిసి ఇట్లా ఉండకూడదు. ఎందుకు జిల్లాకంతకి తెలిస్తే మీరు సంపాదించిన పుణ్యం అప్పటికప్పుడే ఖర్చు అయిపోయింది, ఎందుకంటే అందరికీ తెలిసి మీరు గొప్పవాడని అనుకున్నారు కదా, అయిపోయింది ఆ పుణ్యానికి ఆ కర్మకి ఆఖరు. అలా ఉండకూడదు, అట్టహాసంగా ఉండకూడదు. వర్షిప్ షుడ్ నాట్ బి ఎ పబ్లిక్ డిస్ప్లే, ఇట్ షుడ్ బి ఎ ప్రైవేట్ కమ్యూనియన్. హృదయంలో మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించుకున్నట్టుగా ఉండాలి తప్ప ఊరంతకీ తెలియాల్సిన అవసరం లేదు. అట్టహాసంగా ఉండరాదు, సింపుల్గా ఉండాలి. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్, గాడ్ ఈజ్ వెరీ సింపుల్. మీరు అనుకున్నంత అట్టహాసంగా ఉండడు గాడ్. నేను ఒకసారి చూశాను, షిరిడి బాబా గారికి బంగారు కిరీటం పెట్టారు. ఆయన ఎప్పుడైనా బతుకుండగా బంగారు కిరీటం పెట్టుకున్నట్టుగా మీరు విన్నారా? ఆయన బంగారు నాణాలతో అభిషేకం చేశారు. అభిషేకం అంటే ఏమిటి? తడుపుట, శేకము అంటే తడుపుట. అవి బంగారు నాణాలతో ఎలా తుడుస్తారు? నీళ్లు పోస్తే తుడుస్తారా, నాణాలు పోస్తే తుడుస్తారా? ఇదంతా ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు, ఎవడో ఒకడు మొదలు పెడతాడు. గతానుగతికో లోక, లోకంలో గొర్రెలు ఎలా ఉంటాయి? ఒక గొర్రె ఎటు వెళ్తే అన్ని గొర్రెలు అటైపోతూ ఉంటాయి. అలా ఉండకూడదు, గొర్రెల్లాగా ఉండకూడదు. మన దారిలో మనమే నడవాలి. మనం నిశ్చయించుకున్న దారిలో మనం నడవాలి తప్ప గొర్రెల మంద టైప్ ఉండకూడదు. అలా ఆలోచించుకోవాలి, విచారం చేయాలి, ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఈశ్వరుని ఆరాధిస్తూ పాడిన పాటే పాడుతూ ఉండడం, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగా అదే మెకానికల్గా యాంత్రికంగా అదే కర్మ, అవే మంత్రాలు, మంబ్లింగ్ ఆఫ్ ప్రేయర్స్. మంబ్లింగ్ అంటే ఇప్పుడు గ్రామ్ ఫోన్ పెట్టారనుకోండి, అది చక్కగా ప్రేయర్స్ అన్నీ పాడేస్తున్నాయి. మీరు కూడా పాడేశారు. ఆ గ్రామ్ ఫోన్కి మీకు ఏమైనా తేడా ఉన్నదా? లేదు. ఎందుకంటే దానికి తెలియదు, నాకు తెలియదు. దానికి భావన లేదు, నాకు భావన లేదు. అది యాంత్రికం, యంత్రం కదా అది. నేను యాంత్రికంగా పాడాను లేకపోతే చదివాను. అలా ఉండకూడదు. ఈశ్వరుని ఆరాధించుకోవాలి, కానీ ధనాన్ని సంపాదిస్తూనే, భోగాల్ని అనుభవిస్తూనే, ఈశ్వరుణ్ణి ఏదో ఒక రూపంలో ఆరాధిస్తూనే, ఈశ్వరుడు అనగానేమి, నేను ఎవరు అనే విచారాన్ని కొనసాగించాలి. ఆ విచారాన్ని కొనసాగిస్తే మీరు తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారు? అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటారు. తత్వమసి అని శృతి చెప్తోంది, అహం బ్రహ్మాస్మి అని మీరు తెలుసుకుంటారు. ఈ విషయాన్ని తరువాతి శ్లోకంలో శంకరులు అంటున్నారు. దీన్ని రేపు నేను ఉపోద్ఘాతం అయిపోయింది శ్లోకాన్ని సంగ్రహంగా ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు వెళ్తాను. ఓం పూర్ణమద పూర్ణమిద శిష్యతే. శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.